ವಸುದೇವಸುತಂ ದೇವಂ ಕಂಸಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಕಂದಳಿತಬೋಧಮುದ್ರಂ ಕೈವಲ್ಯಾನಂದ ಸಂವಿದುನ್ನಿದ್ರಂ ಕಲಯೇ ಕಂಚನ ರುದ್ರಂ ಕರುಣಾರಸಪೂರಪೂರಿತ ಸಮುದ್ರಂ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವನ್ಮಹಿಮೇನ ಸಭಾಸದಸ್ಯಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕೊಂಡು ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಂಕರ ಭಾಷ್ಯಂಲೋ ನಿನ್ನೆ ರೋಜಿನ మొదటి అధ్యాయంలో నాలుగో పాదం గురించి వివరించుకుంటున్నాం. అంతవరకు జరిగినటువంటి మూడు పాదముల్లోనూ మనకి ఉపనిషద్వాక్యములు అన్నీ కూడా బ్రహ్మమునే ఏ విధంగా సమన్వయిస్తున్నాయి, అంటే బ్రహ్మమునే తాత్పర్యముగా చెప్తున్నాయి అనే విషయంలో సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అనగా ఉపాస్య బ్రహ్మజ్ఞేయ బ్రహ్మల గురించి విచారణ పూర్తయి. నేటి రోజు మనం చెప్పుకున్నటువంటి అంశము ప్రధానంగా సాంఖ్యులు చెప్పేటువంటి ప్రధానము అనబడేది వేద ప్రమాణమే, అంటే వేదాంత శాస్త్రంలోనే ఉన్నది అని వాళ్ళన్న మాటని ఇక్కడ సూత్రకారుడైన బాదరాయణుడు త్రోసిపుచ్చుతున్నాడు సూత్రముల ద్వారా. అంటే వేదాంతములో చెప్పబడ్డ అవ్యక్తము, అజ, మహత్తు ఇవన్నీ కూడా సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానమే అనే మాటని కాదు అని ప్రతిపాదన చేస్తున్నారు. ఎవరు? బాదరాయణుడు. ఏ విధంగా చేశారనేది శంకరులు తన భాష్యంలో తెలియజేస్తున్నారు. అందులో మొదటిగా అవ్యక్తము అనే శబ్దము సాంఖ్యులు తాము అనుకునే ప్రధానమనే ప్రకృతిలో వాడితే ఉపనిషత్తు అవ్యక్తమనే శబ్దాన్ని సూక్ష్మ శరీరం అనే అర్థంలో వాడిందే తప్ప అనుకునే ప్రధానములో వాడలేదు. ఇది మనం స్పష్టం చేసుకున్నాం. అదేవిధంగా మహత్, ఈ మహత్ శబ్దం నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో వచ్చింది స్పష్టంగా. కఠోపనిషత్తులో మంత్రం ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పరః. అక్కడ మహత్ శబ్దము జీవవాచకము లేదా బుద్ధిగతమైనటువంటి చైతన్యాన్ని తెలియజేస్తున్నది అని స్పష్టం చేశారు ఉపనిషత్పరంగా. కానీ సాంఖ్యులు చెప్పిన మహత్తు కాదది అని ప్రస్తావన. అటు తర్వాత విషయంలో ప్రవేశించేటప్పటికల్లా మరొక అంశాన్ని చూపిస్తున్నారు. అజ అని ఒక మాట వస్తోంది ఉపనిషత్తులో. అజ సాంఖ్యులు అజ అవ్యక్తం ఈ శబ్దం రెండూ కూడా ప్రధానమనే అర్థంలో వాడతారు వాళ్ళు. కనుకనే వాళ్ళు అనుకునేటువంటి అవ్యక్తం కాస్త వాళ్ళ అవ్యక్తం కాదు అని తెలిసిపోయింది ఉపనిషత్తుల్లో ఉన్న అవ్యక్తం. ఇంకో పదం ఉంది వాళ్ళకి మిగిలింది, అజ. మేము ప్రధానమని అజ అంటాం, ఆ అజ మీ ఉపనిషత్తుల్లో ఉన్నది గనక, పైగా ఆ మంత్రంలో స్పష్టంగా మేము అనుకునే భావం కనబడుతోంది గనక, మీరు శాస్త్ర ప్రమాణం ఉంటే అంగీకరిస్తారన్నారు గనక, మీరు అనుకునేటువంటి వేదాంత శాస్త్రంలో మా ప్రధానము గురించి చెప్పారు గనక అంగీకరించండి అనే వాళ్ళ యొక్క వాదాన్ని ఇక్కడ పరాస్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా చమసవద విశేషత్ అని ఒక మాటలో చెప్తూ కొన్ని శబ్దములు వాడేటప్పుడు అదే అర్థములో అన్ని చోట్ల గ్రహించడానికి లేదు అన్నారు. ఇక్కడ అజ అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. మీరు అజ అని ప్రధానము గురించి ఏం మాట్లాడతారంటే అది జన్మాదులు లేనటువంటిది అని ఉద్దేశంతో ప్రధానం గురించి వాడతారు. కానీ అక్కడ మీరు చూపిస్తున్న అజ అనే శబ్దము మేక అనే అర్థంలో వాడబడింది అన్నారు చూడండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని చూద్దాం. ఇక్కడ మేక అంటే మామూలుగా జంతువుగా కాదు, ఇక్కడ మళ్ళీ విశేషం. ఇది కూడా ఉపనిషత్తు ఒక అద్భుతమైన విజ్ఞానం మనకు అందించడానికి చూపిస్తున్నది. వాళ్ళు అనే ప్రకృతికి ఈ ప్రకృతికి చాలా తేడా. నిన్నటి వరకు జరిగిన ప్రకరణం ఒకలా సులభంగానే ఉంటుందండి, కష్టమే అయినా ఇవాళ దాంతో పోలిస్తే సులభమే. ఎందుకంటే అసలు సాంఖ్యం మన నిత్య వాంగ్మయంలో ఎంత కలిసిపోయింది ఏమిటంటే అదే మన వేదాంతం అన్నంతగా కూడా కొందరు భావన చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇక్కడ కొంచెం సాంఖ్యుల్ని తక్కువ చేయడం మాత్రం కాదు, తర్వాత తర్వాత అధ్యాయాల్లో పని కట్టుకుని సాంఖ్యాన్ని, వైశేషికాన్ని, న్యాయాన్ని, యోగాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, పాంచరాత్రాన్ని, పాశుపతాన్ని అంతటిని కూడా బాదరాయణుడు తన సూత్రాలతో తీవ్రంగా నిరాస్తం చేస్తాడు. అది అందిపుచ్చుకుని శంకరుల వారు చెప్పారు. ఇదంతా శంకరుల మాట్లాడుకోవడానికి లేదు, అంతా బాదరాయణుడు భావమేలే, అందరూ ఉన్నది ఈయన చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా సూత్రాలు ఉన్నది, అది చక్కగా అన్వయించి చూపిస్తున్నాడు. అయితే మనం వెంటనే సాంఖ్యులు వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అనుకుంటే దోషం. ఎందుకంటే మన భాగవతాది గ్రంథాలు మనం పరిశీలించినప్పటికీ కూడా సాంఖ్యంలో చేయబడినటువంటి చతుర్వింశతి తత్వాలు వాటి యొక్క ప్రస్తావన కనబడుతుంది. అలాగే ఉపాసనా ప్రక్రియల్లో కూడా చతుర్వింశతి తత్వాలకి అధిదేవతలు ఇత్యాదులన్నీ కనబడతాయి. వాటిని వేదాంతం అంగీకరించదు అనే మాట ఇక్కడ చెప్పలేదు, వాటిని వేదాంతం అంగీకరిస్తుంది. ఇవాళ ఒక నిజమైన జిజ్ఞాస వెనక శ్రోత ఫోన్ చేసి అడిగారు, అయ్యి పంచభూతాలు ప్రధానము ఇవంతా లేదు అని చెప్తోందా అంటే లేదని చెప్పట్లేదు. ఇక్కడ ఈ సమస్త విశ్వానికి ఈ ప్రధానము కారణము అనే వాదాన్ని కాదంటోంది ఇక్కడ. ప్రధానము కారణం కాదు, బ్రహ్మమే కారణము అని. కనుక నేను చతుర్వంశీ తత్వాత్మకంగా ప్రధానమని విమర్శించి చెప్పేటువంటి సాంఖ్య విధానం కాదు వేదాంతం యొక్క విధానం. వేదాంతం చెప్తున్న విషయం ఇది. కానీ సాంఖ్యులు అనుకునే ప్రకృతికి, వేదాంతం అనే ప్రకృతికి చాలా తేడా ఉన్నది. అది ఇక్కడ గమనించవలసిన అంశం. అందుకే వేదాంత విచారణలో మనం ప్రవేశిస్తున్నాం కనుక స్పష్టమైన అవగాహన మనకు కావాలి. అక్కడ వాడే శబ్దములు, ఉపనిషత్తు వాడే శబ్దములను పొరపాటున తీసుకురాకూడదు. ఒక రాజుగారు భోజనం చేస్తూ సైంధవం తీసుకురారా అన్నట్ట. వెంటనే ఆ భటుడు గుర్రాన్ని పట్టుకొచ్చాట. ఎందుకంటే సైంధవం అనే మాట గుర్రం అనకు అర్థం ఉన్నది. యుద్ధానికి వెళుతూ సైంధవం తీసుకురారా అంటే ఉప్పును, ఉప్పు పట్టుకొచ్చాట. సైంధవ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. కానీ భోజనం చేస్తున్నప్పుడు సైంధవం అంటే ఉప్పు తేవాలి, యుద్ధానికి వెళ్ళినప్పుడు సైంధవం అంటే గుర్రం తీసుకురావాలి. కనుక దానికి వాడే శబ్దం బట్టి, స్థానం బట్టి శబ్దం తెలియాలి. మీకు కొన్ని శబ్దాలు ఉన్నాయి కనుక అవే ఇక్కడ ఉన్నాయని చెప్తే ఎలాగో. నిన్న మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పాం, వ్యంగ్యంగాను. వ్యంగ్యంగా కాదు, గట్టిగా ఆలోచించాలి. ఎక్కడో పరాయి దేశాల నుంచి మన మీదకి వచ్చి పడుతూ మనల్ని మార్చాలని చూసేవాళ్ళు ఏవో ఒకటి రెండు సామ్యాలు చూసుకుంటూ బట్టతలకి మోకాలకి ముడిపెడుతున్నారని చెప్పాం. అయితే ఆ పరాయి మతాలంత క్షుద్రంగా లేదు సాంఖ్యం మాత్రం. చాలా సాంఖ్యాన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే సాంఖ్యం చాలా మేధావులు వాళ్ళు. వాళ్ళు చేసిన విచారణ ఎంత గొప్పది. వాళ్ళు ప్రకృతిని విచారణ చేశారు, అందులో వివిధ భాగములను పరిశీలించారు, చాలా గొప్పది. అయితే ఒక దగ్గర ఆగిపోయారు వాళ్ళు. ఆగిపోవడం వల్ల పరిపూర్ణత రాలేదు. అక్కడ ఆగిపోయి అదే పరిపూర్ణం అనుకున్నారు. అక్కడ పట్టుకున్నారు శంకరులు, మీరు అక్కడ ఆగిపోయారు ఇంకా పైకి రండి అని చెప్పాడు. ఇక్కడ ఆగిపోవడమే కాకుండా దాన్ని మించలేదు అంటున్నారు, అది పెద్ద దోషం. ఆగిపోవడం ఒక దోషం, దాన్ని మించలేదు అనడం ఇంకో దోషం. దాన్ని మించి మరొకటి ఉంది, అది చూడండి అని చెప్తున్నాడు. కనుక మీరు తర్కాలతో మీరు ఒక స్మృతి రచించుకుని దాని గురించి మాట్లాడుతున్నారు, మేము శాస్త్ర ప్రమాణంతో మాట్లాడతాం. శాస్త్రము అంటే వేదాంత శాస్త్రం. ఇక్కడ ప్రధానంగా మాట్లాడేదంతా వేదాంత శాస్త్రం, వేదాంతానికి సమ్మతమైన వేదభాగాలు ఇంతే. శంకరులు ఎంత పదునుగా ఉంటారంటే ఎక్కడ ఇటువంటి బెసగరు. అర్థం కాకపోవడం దోషం మనదవచ్చు, కానీ శంకరులు ఎక్కడ పొరపాటుపడరు. అంత ఏకాగ్రంగా అంత లోతుగా చెప్తున్నారంటే అవతార పురుషుడైతేమో కానీ ఆ పని చేయలేరండి. అంత స్పష్టంగా ఉంటుంది అన్నమాట. అందుకే శాస్త్రయోనిత్వాత్ అని ఇక్కడ చెప్పారు గనక, మీకు శాస్త్ర ప్రమాణం సమ్మతం గనక మీ శాస్త్రంలోనే మా ప్రధానం చెప్పారయ్యా అన్నాడు. ఎక్కడ చెప్పారంటే అవ్యక్తం చెప్పారు కదా అంటే మీ అవ్యక్తం మా అవ్యక్తం వేరే తోసాడు. ఇప్పుడు అజా అన్నారు కదండి, అజా మాదే అన్నారు వాళ్ళు. చాలామంది అజా అనగానే అటువైపు అన్వయించే వాళ్ళు ఉన్నారు. కానీ అజాం అనే మంత్రం ఎక్కడ చెప్పబడింది అనే దాన్ని చక్కగా తీసుకుని, అజాం మంత్రం శ్వేతాశ్వేత ఉపనిషత్తులో వస్తుంది. ఈ మంత్రం అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీ ప్రజాసృజమానాం సరూపాః అజోహ్యేకో జుషమానోను సేతే జహాత్యేనాం భుక్త భోగామజోన్యః. ఇక్కడ ఈ మంత్రానికి మనం ఇప్పుడు అర్థం చెప్పుకోబోతున్నాం. అయితే కొంచెం తెలివిగా ఆలోచిస్తే వాడు అజా ప్రధానం ఏదో చెప్తే, ఈయన దానికి ఏదో చెప్తే అవన్నీ మాకెందుకండి చెప్పడం, తర్వాత పనికొచ్చేది ఏదైనా చెప్పండి అంటే, ఈ మంత్ర వివేచన చేయడం వల్ల మనకు బ్రహ్మం అంటే ఏమిటనేది అవగాహన కూడా జరుగుతుంది. అది కేవలం వాళ్ళ వాదాలని ఇలా పరాస్తం చేశారు, అలా సమర్థించారని కాకుండా బ్రహ్మము గురించి చెప్పేటువంటి అద్భుతమైన విషయం. అజా మేకాం, ఒకనొక మేక ఉన్నదట, అది రెండు మూడు రంగులతో ఉందట. లోహిత శుక్ల కృష్ణాం, ఎరుపు తెలుపు నలుపు, మూడు రంగులతోన్నది. దాని నుండి బహ్వీ ప్రజాసృజమానాం సరూపా, బహువిధములైన సంతానం కలిగింది దానికి. అలాంటి సంతానం కలిగిన మేకని ఒక మేకపోత అనుసరిస్తూ ఉన్నది. అలా విడవకుండా ఆ మేకపోతను ఒక మేకపోత అనుసరిస్తున్నది. ఇంకొక మేకపోతు దాన్ని విడిచిపెట్టి హాయిగా ఉన్నదయ్యా అన్నాడు. ఇక్కడ అంటే మూడు మేకపోతలు వచ్చేసే మనకి. ఒక మేక సంతానం కంటే ఆ మేకను అనుసరిస్తూ ఒక మేక, ఇంకొక మేక దాన్ని విడిచిపెట్టి ఉన్నది. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటి? దీన్ని వాళ్ళు ఏమన్నారంటే అజామేకాం లోహిత శుక్ల కృష్ణం అంటే లోహితం అంటే రజస్సు, శుక్లం అంటే సత్వము, కృష్ణం అంటే తమస్సు. రజస్ తమస్ సత్వగుణములతో కూడినటువంటి ప్రధానమరబడి ప్రకృతి ఏదైతే ఉన్నదో దాని గురించి మీరు చెప్పారయ్యా అంటే అవునేమో అని మనకు కూడా అనిపిస్తుంది కదా. అక్కడ పట్టుకున్నారు శంకరులు, ఆ అర్థం లేదు. ఇక్కడ అక్కడ చెప్పిన మూడు వర్ణములు మూడు గుణాలకు సంబంధించినది కాదు. అందుకే అది గుణత్రయ రూపమైనటువంటి ప్రధానము గురించి చెప్పలేదు. మరి దేని గురించి చెప్పారు? ఆ అజ అనేటువంటిది భూతత్రయ రూపమైనటువంటి, భూతత్రయమైన భూత ప్రకృతి గురించి చెప్పినటువంటి మాట, ప్రధానం గురించి కాదు. అది భూత ప్రకృతి. దీన్నే మరొక విధంగా వికృతి అని కూడా అంటారు. వికృతి అంటే తర్వాత వచ్చిన రూపము అని అర్థం. ప్రకృతము అంటే మూల రూపం, వికృతము అంటే దాని నుంచి వచ్చిన రూపం. కనుకనే అసలు ప్రకృతి ఏది? పరమాత్మ యందున్న అచింత్య మాయాశక్తి అసలు ప్రకృతి. దాని నుంచి వచ్చినటువంటి భూత ప్రకృతి ఏది ఉందో ఆ భూత ప్రకృతి గురించి చెప్తూ చెప్పిన మంత్రం ఇది. భూత ప్రకృతి అంటే మనం కార్యరూపంలో చూస్తున్న ఈ ప్రపంచమే, ఇంతే కదా మనం కార్యరూపంలో చూస్తున్నది. ఆ కార్యరూపంలో చూస్తున్నటువంటి ప్రపంచంలో ఈ భూత ప్రకృతిలో పంచభూతాలు వివేచన అన్నున్నాయి, లేదని కాదు, కానీ అది సృష్టికి హేతువు అని చెప్పడానికి కదా బ్రహ్మమే హేతువు. అందుకు ఇక్కడ నిరాస్తం తీసివేయడం అనేది ఏ కోణంలో జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం. కనుకనే ఇప్పుడు ఈ చెప్పిన అజ భూతత్రయ రూపమైన దాని గురించి చెప్తున్నారు. ఎలాగూ అంటే అదే ఉపనిషత్తుల్లో స్పష్టంగా ఆ మూడింటి గురించి చెప్పారు. ఆ మూడు రంగుల గురించి, ఏది ఎరుపు తెలుపు నలుపు, ఈ మూడు అనేది మీరు అనేది రజస్సు తత్వము తమస్సు గురించి కాదయ్యా, స్పష్టంగా అక్కడ ఉన్నది చూడండి. ఎందుకంటే ఇది విషయం ఎక్కడ ప్రస్తావన వస్తున్నది అంటే జ్యోతి రూపక్రమాతు తథా హ్యధీయత ఏకే అని సూత్రంలో చెప్తున్నారు ఇక్కడ బాదరాయణుడు. అంటే తేజస్సుతో ప్రారంభమైనటువంటి దాని గురించి అని వివరించారు. తేజస్సు అని, జ్యోతి అంటే తేజస్సు. ఇది మనం ఇక్కడ వివరించేటప్పుడు ఆ మూడు రంగులు ఏమిటో చాందోగ్య ఉపనిషత్తు చెప్తాను చూడండి. అక్కడ ఉపనిషత్తును ఉపనిషత్తుతోనే స్పష్టం చేసుకోవాలి, కానీ ఎక్కడో మనకు బుద్ధికి తోచిన శాస్త్రంతో చెప్పడం కాదు కదా. అది ఆ ప్రమాణం ఎంత శాస్త్రీయంగా చేస్తున్నారో శంకరులు చూడండి. యదగ్నే రోహితం రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్యా. చాందోగ్య ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది అక్కడ ఎరుపు తెలుపు నలుపు అనేవి గుణముల గురించి వర్ణములు కాదు అని మీరు ఎలా చెప్పగలరు అంటే అది ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పారు. యదగ్నే రోహితం రూపం తేజస, ఆ రోహితము అనబడే ఎరుపు అగ్ని యొక్క వర్ణాన్ని తెలియజేస్తున్నది. కనుక అక్కడ చెప్పినటువంటి ఎరుపు తేజస్సుకు సంబంధించినది. ఇక అక్కడ చెప్పిన శుక్లము తెలుపు దేనికి సంబంధించి అంటే తదపాం, అది జలానికి సంబంధించినది. ఇక అక్కడ చెప్పిన నలుపు దేనికి సంబంధించింది అంటే కృష్ణం తదన్నస్య, అది అన్నమునకు సంబంధించింది ఆ నలుపు. అన్నము అంటే ఇక్కడ మనం అనుకున్న ఆహారము కాదు, ఇక్కడ అన్నము అంటే పృథ్వీ అని అర్థం తీసుకోవాలి. తర్వాత సూత్రాలు ఇంకా అద్భుతంగా వివరణ జరిగింది పృథ్వీ. దీనినే తేజోబన్నము అని ఉపనిషత్తు వాడింది. తేజోబన్న రూపమైన భూత ప్రకృతి తేజోబన్న. తేజోబన్న అంటే తేజ అప్ అన్న మూడు కలిపితే తేజోబన్న అయిందనమాట. ఇక్కడ తేజ అప్ అన్న, మీరు చూడండి ఇక్కడ పంచభూతముల్లో మూడు భూతాలే తీసుకున్నారు. అంటే ఆకాశం వాయువు లేదని మన అది పెద్ద మరొక ప్రకరణం దానికోసం ఉంది, నేను అక్కడ పెద్ద సాగదీయను. కానీ పంచభూతముల్లా రెండు అత్యంత సూక్ష్మమైనవి. మనం చూస్తున్న పదార్థ జాతంలో ఆకాశవాయు లక్షణం ఉండకపోలేదు, కానీ ప్రధానంగా వాటి నుంచి మనకి వ్యక్త రూపంలో వచ్చే మూడింటిని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగిందంటే ఆ రెండు లేవని కాదు ఇక్కడ అర్థం. కానీ ప్రధానంగా భగవానుడు ఈ ప్రపంచం తయారు చేసినప్పుడు త్రివృత్కరణము అనే ప్రక్రియతో చేశాడని చాందోగ్యం చెప్తోందండి. దీన్ని బట్టి మీకు అజామన ఒక్క మాట తీసుకుని మనకు బ్రహ్మతత్వము సృష్టి యొక్క వికాసము ఇవన్నీ చక్కగా అర్థమవుతుంది కదా. అందుకు మనం బ్రహ్మసూత్రాలు పట్టుకోవడం. అందుకని సాంఖ్యుల్ని ఈయన ఖండిస్తే మనకేమొచ్చింది అంటే దీని బట్టి మనకు బ్రహ్మ విచారం జరుగుతుంది. అది ఇక్కడ తేజోబన్న రూపమైన భూత ప్రకృతి జగత్ అన్నారు. అంటే కార్య జగత్తు తేజస్సు అనగా అగ్ని జలము భూమి తత్వములతో తయారు చేశారు. ఇది త్రివృత్కరణము. మనం చూసే ప్రకృతి అంతా కూడా త్రివృత్కరణమే. అంటే మనం అగ్నిగా చూసే దాంట్లో మిగిలిన రెండు కూడా ఉంటాయి, మనం నీరుగా చూసే దాంట్లో మిగిలిన రెండు ఉంటాయి, మనం భూమిగా చూసే దాంట్లో మిగిలిన రెండు ఉంటాయి. నేను చూసే దాంట్లో ఉన్నాను, సూక్ష్మస్థితిలో కాదు మనం చూస్తున్న దాంట్లో. అయితే ఈ తేజోబన్నములు అగ్ని ఎందు తేజస్సు ప్రధానంగా ఉంటూ మిగిలిన రెండు తక్కువగా ఉంటాయి, అప్పుడు మనకు అది వ్యక్తమవుతుంది. అలాగే జలంగా చూసినప్పుడు మిగిలిన రెండు క్రిందికుండి ప్రధానంగా జలం కనబడుతుంటుంది. కానీ ప్రతిదానిలో మూడు ఉంటాయి. ఈ తేజోబన్నాత్మకంగా జగత్తంతా తయారైనది అని ఇక్కడ వివరించడం జరిగింది. కనుక అక్కడ చెప్పిన మూడు కూడా తేజోబన్నములనే అర్థంలో వాడారే తప్ప అది భూత ప్రకృతిని ఉద్దేశించి వాడారు. ఇక మేక వనకాల మేకలేమిటి, ఈ కథ ఏమిటయ్యా అంటే ఇదొక ఉపనిషత్తు వేదము కూడా కొన్ని చోట్ల ఒక అద్భుతమైన భావం ఆవిష్కరించడానికి కల్పనలు ఇస్తుంది. వెంటనే దానికి మన అది నిర్దిష్టమైన రూపం అనుకోవడానికి లేదు. ఇక్కడ కొన్ని కొన్ని మాట్లాడినప్పుడు ఇప్పుడు త్రిపద షట్కుక్షిహి అని గాయత్రి గురించి చెప్తాం, మూడు పాదములు గలది అనగానే వెంటనే ఒక దేవతామూర్తిని వేసేసి కింద మూడు పాదాలు బొమ్మేసేయడం కాదు అక్కడ అర్థం. అక్కడ మూడు పాదములు అంటే మూడు భాగములుగా ఉన్నదని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. అందుకని మనం తీసుకొచ్చి అక్కడ అలా షట్కుక్షి అంటే ఆరు కడుపులు బొమ్మ వేసి కాదు, వేదం చెప్పే భాషను అర్థం చేసుకోలేక అది కేవలం రూపకల్పన కాదు, అది కవితారూపమైన భావన. అలా ఇక్కడ అజ అనేది నిజంగా మేకలాగున్నది ఏదో ఒక వస్తువు గురించి చెప్పారు అని తీసుకోవడానికి లేదు. ఇలాంటి అజా అనే శబ్దానికి అనేక రకాలైన అర్థాలు చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల నజాయితే ఇతి అజా అని చెప్పడానికి మాత్రమే లేదు సుమా. ఇక్కడ ఇలా చెప్పడం అనేటువంటిది వేరే ఒక వస్తువులో కల్పన చేసి, కల్పనోపదేశాశ్చ మధ్వాతివత్ అవిరోధ అని సూత్రం ఇక్కడ వస్తున్నది. ఈ కల్పన చేసి చూపించడం అనేది వేదం యొక్క అలవాటు. ఉదాహరణకి సూర్యమండలాన్ని మధువుగా చూపించింది, సూర్యకిరణాలని మధువు అంది. మధువు అంటే అర్థం ఏంటి? తేనె. అలాగని మన కిరణాలు చూస్తూ తేనె కారుతుందేమో అని చూస్తామా? అక్కడ అక్కడ భావన ఏంటంటే దాని ద్వారా ఆ మధువుని ఒక శక్తిని పొందుతూ ఉన్నాయి దేవతలు మొదలైనవి చెప్పేటప్పుడు మధువు అంది. అలాగే వాక్కును దేనువుగా చెప్పింది, దేవీం వాచ మజనయంత దేవాహ అని చెప్తూ తాం విశ్వరూప పశవోవంతి సాను మంద్రేషము జంతుహానా ధేనుర్వాగస్మాను ప్రతిష్ఠతేతు ధేను వాక్కంది. వాక్కును ధేనువుగా పోల్చింది. ధేను అంటే ఆవు. వాక్శక్తిని ఆవుగా పోల్చింది అనగానే వాక్ అనగానే ఆవు రూపంలో ఉంటుంది అర్థం కాదు కదా. మనం ఆవు నుంచి ఎలాగైతే పాడి మొదలైన పొందగలమో వాక్ కనబడే దాని యొక్క శక్తి నుంచి అనేక ప్రయోజనములు పొందగలమనే ఉద్దేశంతో ధేనువుని చెప్పింది. అలా ఇక్కడ అజామనబడేటువంటిది అక్కడ ధేనువుని చెప్పినట్టు మధువుని చెప్పినట్టు చెప్పిందే తప్ప మేక రూపంలో ఎవరు ఉన్నారని కాదు. ఇక్కడ అది భూత ప్రకృతి గురించి చెప్పిన విషయమే. ఒక మేక ఎలాగైతే బోల్డ్ సంతానాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుందో అలాగున్నట్టు వర్ణన చేశారు. పైగా సాధారణంగా మేకల్లో ఈ మూడు ప్రధాన వర్ణాలు ఉంటాయట, తెలుపు ఎరుపు నలుపు వర్ణములు ప్రధానంగా. అందుకే మేకగా వర్ణించడంలో ఈ మూడు ప్రధానమైన ఉద్దేశంతో చెప్పారు. పైగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఎంత అందమైన భావం కనబడుతుందో చూడండి. ఇక్కడ చూపిస్తున్నాడు అదేమిటి అంటే ఈ మేక వెంట మరొక వేక ఉండడం అనేటువంటిది అర్థము. భూత ప్రకృతి కూడా ఈ మూడింటితో ఏం చేస్తున్నది అంటే బోల్డ్ సంతానాన్న కన్నది మేక అన్నారు కదా, బహ్వీ ప్రజాహ. బోల్డ్ సంతానాన్ని మేక కనంది అంటే ఈ భూత ప్రకృతి వల్ల చరాచరమైన కార్య సముదాయం చాలా ఏర్పడింది అని అర్థం అన్నమాట. మనం చూస్తున్న సమస్త పదార్థములు ఈ కార్యమైనంతా కూడా భూత ప్రకృతి నుంచి ఏర్పడినది. కనుక మేక నుంచి బోల్డ్ సంతానం అంటే ఇదే అర్థం. కానీ ఈ బోల్డ్ సంతానం కలిగిన మేకని ఒక మేక అనుసరిస్తోంది అంటే ఈ ప్రకృతిలో పడ్డటువంటి జీవుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఈ భూత ప్రకృతిలో వచ్చిన కార్య సముదాయంతో పాటు ఈ ప్రకృతి వెంట పడిపోతున్నాడు. ఒక మేక ఇంకొక మేక పడకుండా దాన్ని విడిచిపెట్టింది అంటే అర్థం ఏంటంటే ఈ ప్రకృతి కార్య సముదాయం పట్ల మోహితం కాకుండా దాన్ని విడిచిపెట్టి దీనికి కూడా ఆధారమైన పరమాత్మతో ఉంది తప్ప ఈ ప్రకృతితో అది బంధం పెట్టుకోలేదు. ఇది అర్థమయ్యా దాంట్లో అన్నాడు ఇక్కడ. అంటే దేన్ని చెప్తున్నదయ్యా అంటే ప్రసిద్ధంతు భేదమనూజ్య బంధమోక్ష వ్యవస్థ ప్రతిపాద్యతే. ఆ మంత్రంలో చెప్తున్నది బంధము మోక్షము అనే దాని గురించి చెప్తున్నాయి. మోక్షం పొందేవాడు ఎవడు? వాడు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడి మోక్షం పొందుతున్నాడా? వాడు ఈ పృథ్వీ అందే ఇలాగే పుట్టినవాడు, వాడు మోక్షం పొందుతున్నాడు. వాడు ఈ ప్రకృతిలోని ఉంటూనే వాడు మోక్షం పొందాడు. మనం ఈ ప్రకృతిలో ఉంటూ మోక్షం పొందకుండా బంధితులమే తిరుగుతున్నాం. ఈ రెండు రకాల మేకలంటే ప్రపంచంలో ఇద్దరే ఉంటారట. ఏంటండి ఇంత జనాభా పెట్టుకుని మీరు ఇద్దరే అంటారు? ఇందులో మేధావులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కవులు ఉన్నారు అండి, ఎందరున్నాయండి వాళ్ళందరూ బంధ అనే జాతికి వచ్చేస్తారు వాళ్ళందరూ. ఇంకోడు ఉంటాడు మోక్షం పొందిన వాళ్ళు. కానీ రెండో ఇద్దరే ఉంటారు జీవులు, ఒకరు బంధితులు ఇంకొకరు మోక్షం పొందేవారు అంతే. మన తర్వాత గతులు అంతే. వీళ్ళిద్దరే ఉంటారు. అదే రెండు పక్షులు ఒక జట్టు మీద ఉంటే ఒకటి తింటూ ఉంటుంది ఒకటి తినదనే మాట అర్థమే. దాన్ని ప్రపంచ రూప వృక్షంపై బంధం ఉన్నవాళ్ళు మోక్షం ఉన్నవాళ్ళని అర్థం చెప్పుకోవచ్చు. ముక్తులు వాళ్ళు, వీళ్ళు బంధితులు. అదే అర్థంగా ఇక్కడ ఒక మేక మేక వంట పడిపోతుంది, ఇంకో మేక పడట్లేదు, విడిచిపెడుతోంది దాన్ని. అంటే ఈ కార్య సముదాయం అంతటిని కూడా మిథ్యాన్ని విడిచిపెట్టి ఆ బ్రహ్మమును ఆశ్రయించి అక్కడ ఆ సత్యమునుందే ఉన్నది ఆ మేక. ఈ మేక దాని వెంటే పడి తిరుగుతుంది అని ఉపనిషత్తు ఆ భావంతో చెప్పింది. కానీ మీరు అనుకునే ప్రధానమరబడేటటువంటి విషయం గురించి ప్రస్తావన చేయలేదు. ఇంత అద్భుతంగా వివరించి అయితే మేము చెప్పేటువంటి ఆ ప్రకృతి యొక్క విశేషం ఏమిటి అది కూడా చెప్పాలి కదా స్పష్టంగా. దాని గురించి వివరిస్తూ మళ్ళీ ఉపనిషత్తు సహాయం, అన్ని ఉపనిషద్వాక్య ప్రమాణం లేనండి. శ్వేతాశ్వపుర ఉపనిషత్తులోనే మరో మంత్రం, బ్రహ్మవాదినో వదంతి కిం కారణం బ్రహ్మాం అనే ప్రస్తావన. అంటే బ్రహ్మవాదులందరూ కూడాను అనుకుంటున్నట్ట ఈ ప్రపంచానికి ఏది హేతువు అంటే బ్రహ్మమే హేతువు. నిజమే. కానీ బ్రహ్మము ఈ ప్రపంచం చెయ్యడానికి ఆయన ఏ శక్తి చేత ఏ సహాయం చేత దీన్ని చేశాడు అనే ప్రశ్న అది. కిం కారణం బ్రహ్మ అనే మాటకు అర్థం దేని చేత చేశాడు. కిం కారణం అనే మాట కేనా అనే ఉపనిషత్తు అదే చెప్తుంది అనుకోండి. వాళ్ళ ప్రశ్న ఈ ప్రశ్నతో వాళ్ళు మీమాంస చేశారు. అంటే బ్రహ్మము ఈ విశ్వం చేయడానికి బయట నుంచి ఏదో ఒక దాని సహాయం కావాలా, లేదా జడమైన ప్రధానం యొక్క సహాయం కావాలా ఆయనకి? అప్పుడంటే పోనీ సాంఖ్యులను కొంచెం ఇందులోకి రానివ్వచ్చు, రానివ్వరదు. ఆయనకి జడమైన ప్రధానమైన సహాయం కూడా అక్కర్లేదు ఆయనకి. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికోసం శాస్త్ర చర్చలు చేస్తే లాభం లేదండి. శాస్త్ర చర్చలు చేస్తే ఏంటంటే మనకు బాగా ఏకాగ్రంగా బుద్ధి పెడితే అర్థమైనట్టు అనిపిస్తుంది, అది వచ్చింది బాధ. ఎవరు ఏకాగ్రంగా బుద్ధి పెట్టి పొరపాటును వింటే అప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ అది స్పష్టంగా పట్టాలి అంటే శాస్త్రములు విన్న తర్వాత మనం దాన్ని మననం చేస్తూ ఏకాగ్ర బుద్ధితో నిలబెట్టుకోవాలి, దాని ధ్యానము అంటారు. అందుకే ఇక్కడ తే ధ్యానయోగానుగత అపశ్యన్, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ విచారణ చేస్తూ ధ్యానయోగాన్ని ఆశ్రయించారు. బుద్ధిని ఏకాగ్రముగా పరమాత్మ యందు నిలిపి వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి శక్తి గోచరించిందట. ఆ శక్తిని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ శక్తి వీళ్ళు అనుకునే జడమైన ప్రధానం కాదండి, సాంఖ్యులు అనుకునేది. మన ఉపనిషత్తు చెప్పేటువంటి ప్రకృతి ఎంత గొప్పదో చూడండి. అదేమిటంటే తే ధ్యానయోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తిం స్వగుణైర్ నిగూఢాం, ఇది మాట ఇక్కడ చెప్పారు. అది దేవాత్మశక్తి అంటే స్వయం ప్రకాశ స్వరూపుడైన పరమాత్మని యొక్క స్వీయ శక్తి, ఆయన యొక్క శక్తి అది. ఆ శక్తి ఏమిటంటే అనిర్వచనీయ, అనిర్వచనీయమైన పరమేశ్వరుని యొక్క శక్తి అది, ఆ ప్రకృతి. అది ఆయనకి భిన్నము కాదు, అది ముఖ్యం. అందుకే ఆయనది అది భిన్నము కాదు. శక్తి బ్రహ్మము ఓతప్రోతముగా ఉంటాయి, విడివిడిగా కాదు. విడివిడిగా అనుకుంటేనే మళ్ళీ శాక్తి అయ్యమని ఒకటి తయారైంది అది. కానీ శుద్ధమైనటువంటి వైదికమైన శాక్తేయంలో మనం చూస్తే మాత్రం అది బ్రహ్మము యొక్క స్వాభావిక అయినటువంటి శక్తి. దీని స్వాభావికి జ్ఞాన బలక్రియాచ పరాస్య శక్తి వివిధైవ సృయతే అని ఇదే శ్వేతాశ్వతుల ఉపనిషత్తులో మరో మంత్రం మనకు కనబడుతున్నది. దానిని ఇక్కడ వివరిస్తున్నారు. తే ధ్యానయోగానుగత అపశ్యన్ దేవా ఆత్మశక్తిం స్వగుణైర్నిగూఢాం, ఆ శక్తి సత్వరజస్తమో గుణములతో నిగూఢముగా పరమాత్మ యందు ఉన్నది. ఆ శక్తి యొక్క విశేషాన్ని చూపిస్తున్నారు. అలాంటి సత్వాదిగుణాలతో కూడినది నిగూఢంగా ఉన్నదైన పరమేశ్వరుని స్వీయ శక్తిని వాళ్ళు ధ్యానము ద్వారా దర్శించారు. ఆ శక్తితో పరమాత్మ క్రమంగా భూత ప్రకృతి రచన అంతా చేసేయడం అనేది ఉపనిషన్ మతం. ఇది ప్రత్యేకమైన అంశం. అందుకు తే ధ్యానయోగానుగత అపశ్యనని చెప్పి ఆ ప్రకృతి గురించి చెప్తూ మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం, ఆ మాయని ప్రకృతి అంటారు, ఆ ప్రకృతి ఎవరిదో అతన్ని మహేశ్వరుడు అంటారు. కనుక ఆ మాయావి ఆయన మాయాది. ఇది ఇక్కడ మళ్ళీ మాయా అనగానే మనం లోకంలో అనుకునేటువంటి అర్థం వైపు వెళ్ళొద్దు. పరమేశ్వరుని యొక్క విచిత్ర కార్యకరి అనిర్వచనీయ అఘటన ఘటన పటీయసి అయినటువంటి శక్తి విశేషం అది అని మొత్తానికి అది ఎటువంటి అవస్థ అంటే ఆ స్థితిని చెప్తూ సృష్టికి పూర్వమే అవ్యాకృత నామరూపములు కలిగినది అన్నారు. అవ్యాకృత నామరూపములు కలిగినది, దీని గురించి చెప్తూ శంకరులు అంటున్నారు. ఇతి చ తస్య ఏవావగమాన్ స్వతంత్ర కాచిత్ ప్రకృతి ప్రధానన్నామ అజామంతే నామ్నాయతే ఇత్యుచ్యతే. వీళ్ళు చెప్పినట్టు స్వతంత్రము మూల కారణమనే ప్రధానం గురించి ఇక్కడ చెప్పలేదని ఇప్పుడు స్పష్టమైంది కదా. అజామంత్రే నామ్నాయతే ఇత్యుచ్యతే తస్యాశ్చ స్వవికార విషయేణ త్రైరూపేణ త్రైరూప్యముక్తం. కనుకనే అక్కడ చెప్పిన మూడు భూత ప్రకృతి సంబంధించిన విశేషమే సుమ. కనుకనే సృష్టికి పూర్వము పరమేశ్వర శక్తి అవ్యాకృత నామరూపాలు కలిగినదిగా ఉన్నది అన్నాడు. అవ్యాకృతము, వ్యాకృతము అంటే విస్తరించి కనబడుట, అవ్యాకృతం అంటే విస్తరించకుండా లోపల ఉండుట. అది ఆ విధంగా ఉన్నది అంటే నామరూపాలకు ప్రాగవస్థా రూపం అన్నారు. ప్రాక్ అంటే పూర్వం ఉన్నటువంటి రూపముగా ఉన్నటువంటి విశేషము సుమ. స్పష్టమైంది కదా. కనుక దాన్ని అజ అని మాట్లాడడం అనేది కేవలం కల్పనగా చెప్పినటువంటిది, అంతేగాని అది యథాతథ శబ్దం కాదు. సరే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మూడు పోయేయండి, అటు మహత్వం పోయింది, అవ్యక్తం పోయింది, ఇటు అజా పోయింది. కనుక వాళ్ళ ప్రధానానికి వేదంలో చోటు దొరకలేదు. కనుక అప్రమాణం అయిపోతుంది అంటే మరొకటి పట్టుకున్నట్ట. మీరు మేము 25 అంటాం, ఆ 25 గురించి మీ ఉపనిషత్తులో చెప్పారయ్యా అన్నాడు. ఇక్కడ ఎక్కడ చెప్పారయ్యా అంటే సంక్షోపసంగ్రహాదపి నానాభావాదతిరేకాచ్చ అని సూత్రం ఇక్కడ అందిస్తున్నారు బాదరాయణుల వారు. సంఖ్యను గ్రహించడం వల్ల ప్రధానము గురించి చెప్పినట్లే అని అనడం మేము ఒప్పుకోము. ఎందుకంటే సాంఖ్యము అని పేరు ఎందుకు వచ్చిందంటే సంఖ్యాత్మకంగా ప్రకృతిని వివేచన చేసింది. 24 తత్వములు, 25 వాడు జీవుడు, అందుకనక దాని పేరు సంఖ్య. కనుకనే ఆ సంఖ్య మీ ఉపనిషత్తులు ఉంది. ఎక్కడుంది అంటే మంత్రం ఉందండి, బృహదారణ్యకు ఉపనిషత్తులో వస్తుంది ఆ మంత్రం. యస్మిన్ పంచ పంచ జన ఆకాశ్చ ప్రతిష్ఠిత తమేవ మన్య ఆత్మానం విద్యాన్ బ్రహ్మామృతోమృతం అనే మంత్రం. ఈ మంత్రానికి ముందు అర్థం చూసుకుందాం. ఈ మంత్రంలో అర్థం ఏంటంటే పంచ పంచజన వచ్చించునండి. పంచ పంచజన అన్నదాన్ని ముందు ఆ సాంఖ్యులు ఏం లాగేసుకున్నారంటే పంచ పంచ అంటే 5 × 5 × 5 అంటే మా గురించి చెప్పారు అన్నాడు. ఇక్కడ 25 గురించి ఇక్కడ చెప్పలేదయ్యా. అక్కడ పంచ పంచజన అంటే దాని విషయం అసలు ఆ మంత్రం జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమిటనంటే ఆ విశేషము ప్రధానంగా పంచ పంచ అన్నప్పుడు రెండు పంచశబ్దాలు వినబడ్డాయి గనక ఇలా అనడం అనేది కుదిరే విషయం కాదు. దీనిలో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే దేని యందు, ఈ మంత్రం యొక్క అర్థం చూడండి, దేని యందు ఐదు పంచజనాలు ఆకాశము నిలిచి ఉన్నాయో దానినే ఆత్మనుగా తలంచుతున్నాను. ఇది దీని యొక్క అర్థం. ఆత్మ అంటే ఆ ఐదు అని చెప్పబడుతున్నటువంటివి ఏవైతే ఉన్నా ఐదు అందులో ఉన్నాయా అన్నాడు. అంటే ఒక ఐదే ఇక్కడ, ఐదు ఉంటే ఐదు ఏం లేదు, అవి అక్కడున్నాయి అన్నాడు. ఎక్కడున్నాయి? అది ఆకాశము దేని యందు నిలిచున్నాయో. ఆకాశము కూడా దేని యందు నిలిచి ఉన్నదంటే మనం నిన్నటి వరకు చేసుకున్న చర్చ బట్టి మనకు స్పష్టమైపోతుంది. దేని యందు నిలిచింది? పరమేశ్వరుని యందు, పరమాత్మ యందే నిలిచున్నాయి. కనుక ఈ పంచజనులు కూడా అందులో నిలిచున్నారు ఆకాశంతో సహా అని చెప్పేది పరతత్వ ప్రతిపాదనకు సంబంధిస్తూ చెప్పినటువంటి వాక్యం అది. ఈ విధంగా అమృతమైన బ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు అమృతుడవుతున్నాడు అని దీని యొక్క అర్థం. కనుకనే ఈ పంచజనుల గురించి ఆకాశం గురించి తెలుసుకోవడం కాకుండా ఈ పంచజనులు ఆకాశము కూడా దేనిని ఆయతనముగా తీసుకుని దేని వల్ల నిలిచి ఉన్నాయో అమృతతత్వాన్ని గ్రహించినటువంటి వాడు అమృతుడవుతున్నాడు అని అర్థంతో ఉపనిషత్తు వాడింది. కనుకనే అమృతమైన పరతత్వం గురించి చెప్తూ చెప్పినటువంటి మాటలో మీరు పట్టుకున్న పంచపంచజనుల్ని 25 చెప్పడం ఏమైనా బాగుందా? మరేం చెప్పారు ఆ పంచజన అన్నప్పుడు? అంటే స్పష్టంగా అక్కడున్న మంత్రమే చెప్తుంది ఆ పంచజనులు మీరు అనుకునేటువంటి 24 25 కాదు. అది దేని గురించి చెప్తున్నారో చూడండి. ఇక్కడ అక్కడ ఆ మంత్రంలో స్పష్టంగా ఉన్న విషయం ప్రాణస్య ప్రాణముత చక్షుషక్షురుత శ్రోత్రస్య శ్రోత్రమన్నస్యాన్నం మనసోయే మనోవిదుహు. ఇది అది ప్రాణానికి ప్రాణమైనది అంటే పరతత్వం గురించే ప్రస్తావన చేస్తున్నాడు. మనం అనుకుంటాం ప్రాణం వల్ల, కన్ను వల్ల, చెవి వల్ల, వీటి అన్నం వల్ల, మనస్సు వల్ల మనం ఉంటున్నాం అని. అంతే కదా, నిజానికి ఐదే ప్రధానంగా చక్షుస్సు, శ్రోత్రము, అన్నము, మనస్సు, ప్రాణం, వీటి వల్ల మనం ఉంటున్నామని కాదయ్యా, వీటికి కూడా ఆధారమై ఉన్నవాడు ఆయనే అని ఉపనిషత్ మంత్రం ఇది. ప్రాణానికి ప్రాణమైన వాడు, లెక్క పెట్టుకోండి, ప్రాణానికి ప్రాణమైన వాడు, చక్షుస్సుకి చక్షుస్సు అయిన వాడు, శ్రోత్రానికి శ్రోత్రమైన వాడు, అన్నానికి అన్నమైన వాడు, మనస్సుకి మనస్సుమైన వాడు ఎవడో వాడిని తెలుసుకున్నవాడు అమృతుడవుతున్నాడు అన్నారు ఇక్కడ. అంటే ఐదింటికి ఆధారమైనటువంటి వాడెవడో వాడు గురించి చెప్తున్నారు. కనుకనే ఇక్కడ ఆ అర్థంలో వాడబడిన దాన్ని మీరు తీసుకుని దీనికి అన్వయించడానికి కుదరదు. అంతేకాకుండా ఇక్కడ ఈ పంచ అనే దాని గురించి ప్రస్తావిస్తూ శాస్త్రం చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి సూత్రం కూడా వివరించబడుతూ ప్రాణముల గురించి చెప్తూ ప్రాణాదయో వాక్యశేషాత్. అక్కడ వాక్యశేషంలో ఏం చెప్పారో చూడండి, ఎస్మిన్ పంచపంచజనాహ అన్నప్పుడు వాక్యశేషంలో చెప్పినది ఈ మాట. అందుకే వాక్యశేషాన్ని బట్టి ప్రాణాదులు పంచజనులు. ప్రాణాదులు అంటే ప్రాణము, చక్షుస్సు, శ్రోత్రము, అన్నము, మనస్సు, ఈ ఐదింటి గురించి అక్కడ చెప్పారు. కానీ మీరు అనుకున్న ఐదు ఉంటే ఐదు కాదు, ఈ ఐదుగా ఉన్నటువంటి ఆ సమూహం గురించి ప్రస్తావన చేస్తూ ఇవన్నీ కూడా ఆకాశంతో సహా అంటే ఈ భూతములన్నిటితో సహా దేన్ని ఆధారం చేసుకున్నదో ఆ పరమాత్మ అమృతుడు అని చెప్తూ చెప్పారే తప్ప మీరు అనుకునే సాంఖ్య విచారం అక్కడ లేదు. ఈ మాటలన్నీ ఇక్కడ సూత్రకారుడు భాష్యకారుడు ప్రస్తావించడం ఉద్దేశం ఏమిటి, బ్రహ్మమే అన్నిటికీ ముఖ్యమైనది, అదే కారణము, దాన్ని మించి మరొక తత్వము లేదు అని చెప్పడమే దీనిలో ప్రధానమైన ఉద్దేశం. ఈ విధంగా ఇక్కడ మూడు పరాస్తం చేయడం జరిగినది. ఆ తర్వాత మరొక చక్కటి అధికరణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దీనికి బాలాఖ్యధికరణం అని చక్కటి పేరు పెట్టారు. ఇక్కడ ఈ విశేషంలోకి వెళుతున్నాం. బాలాఖ్యధికరణం, బాలాకి అధికరణం అన్నమాట దీని పేరు. కానీ ఇందులో సూత్రంలో ఇక్కడ బాలాక్ కనబడదు. జగద్వాచిత్వాత్ అని ఒక సూత్రం. జగతి అనే కర్మ ఎవరిదో అతడే పరమాత్మ అని చెప్పిన ఒక వాక్యం ఉంది ఉపనిషత్తుల్లో. కనుకనే దాని ప్రకారంగా ఈ సూక్తం. అయితే ఇది మనకు అర్థం కావడానికి మనకి ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఆ కథకి మంత్రానికి సంబంధం అనేది ఇది మన కౌశీతకి బ్రాహ్మణములో వస్తున్నటువంటి బాలాఖ్యజాత శత్రు సంవాదం. దీనికి సంబంధించిన మంత్రరాశమును బృహదారణ్యకోపనిషత్తులో కూడా కనబడుతున్నది. అది మనం సమన్వయించుకుని ఇక్కడ చూసుకుంటున్నాం. యో వై బాలాక ఏతేషాం పురుషాణాం కర్త యస్య వై తత్కర్మ సవేదితవ్యః. ఇది మంత్రం అండి. ఆ మంత్రానికి సూత్రానికి సంబంధం అనేది. యో వై బాలాక ఏతేషాం అంటే బాలాకి ఈ పురుషులకు ఎవడు కర్తో, ఇది ఎవడి కార్యమో అతడే తెలుసుకోదగినవాడు అని. మనం దేని గురించి తెలుసుకోవాలండి? ఏదండి లక్ష్యం అని ప్రశ్నవిస్తే బ్రహ్మమే తెలుసుకోవలసింది. దేని గురించి ఎక్కువ ఆలోచించాలండి? మేము బ్రహ్మం గురించి ఆలోచించాలి. దేని గురించి మేము వినాలండి? బ్రహ్మం గురించే వినాలి. ఆత్మవారే శ్రోతవ్య మంతవ్య ద్రష్టవ్య నిధిధ్యాసితవ్య అంతే కదా. ఏ సబ్జెక్టు? ఒకటే సబ్జెక్టు, బ్రహ్మ తప్ప మరొక సబ్జెక్టు లేదు. ఇంకో సబ్జెక్టు పోయేవా బతుకంత సబ్జెక్టులు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కర్మ కావలసిన సబ్జెక్ట్ అదే. అందుకే వేదితవ్య, తెలుసుకో దగిన వాడెవడు, నీ బ్రతుకు పరమార్థమేమిటి అంటే తెలుసుకోదగినవాడు వాడు ఎవడు, ఈ పురుషులకు ఎవడు కర్తయో, ఇదంతా ఎవడి పనియో, జాగ్రత్తగా చూడండి, పురుషులకు ఎవడు కర్తయో ఇదంతా ఎవడు పనియో వాడు తెలుసుకోదగినవాడు. ఇదండి మంత్రం. యో వై బాలాక ఏతేషాం పురుషాణాం కర్త ఎస్య వై తత్కర్మ, ఎస్య వై తత్కర్మ సవేదితవ్య. ఈ తత్కర్మ అనే మాట తీసుకుని సూత్రం గురించి వివరిస్తున్నారు. ఎందుకంటే తత్కర్మ అన్నప్పుడు పూర్వపక్షులు ఏం చెప్తున్నారంటే, ఈ కర్మ అంతా ఎవడిదో అన్నారు. కర్మ అంతా ఎవడిది అంటే కర్మ నిజానికి ఎవడిది, జీవుడిది కదా, కనుక ఇక్కడ జీవుడా చెప్పబడుతున్నాడు అంటే కాదు, పరమాత్మ చెప్పబడుతున్నాడు. మరి కర్మని ఇక్కడ చెప్పారంటే ఏతత్ కర్మ అంటే, ఏతత్ కర్మ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ పని అన్నాడు. కొంచెం భాషపరంగా ఎంత అందమైన భావన ఉందో చూడండి ఇక్కడ. ఈ పని, ఈ పని అనే మాట చెప్పేటప్పుడు ఈ అనేది సర్వనామం అంతే కదా, సర్వనామం అంటే తెలుసు కదా, ఈ ఆ ఇది అది అతడు ఇతడు అని చెప్పేవని సర్వనామములు. సర్వనామం ఎప్పుడు వాడతారు? అంతకుముందు ఒక నామం చెప్పి అది అర్థం అవ్వడం కోసం మళ్ళీ కంటిన్యూటీలో మనం మళ్ళీ నామం చెప్పక్కర్లేకుండా సర్వనామం, రాముడు వచ్చాడు అని చెప్పాక అతడు ఫలానా వస్తువు స్వీకరించాడు అంట, అప్పుడు అతడు అంటే చాలు, మళ్ళీ రాముడు వస్తువు స్వీకరించాడు అనక్కర్లేదు. కానీ రాముడు అని ఒకసారి అంటే దాని తర్వాత అతడు అంటే మనం అతడిని రాముడు అనుకుంటాం. అదేవిధంగా ఇదిగో ఫలానా లక్ష్మిగారు వచ్చారు అంటూ ఈమె అంటాం, ఈమె ఈ అని చూపించిందని మనం అది అనుబంధం పెట్టుకుంటాం. అలాగే ఈ కర్మ అంటే పైన ఏదో ఒకటి చెప్తే తర్వాత ఈ కర్మ అని అంటాం, పైన ఏమీ చెప్పలేదు కదా. ఇక్కడ ఈ కర్మ అన్నప్పుడు జీవుడు చేసిన కర్మ అని మీరు ఎలా అనగలరది, మరి ఈ కర్మ అని ఈశ్వరుడు చేసిందని మీరు ఎలా అనగలరు అన్నాడు వాడు. ఇక్కడ వాడు తెలివైన వాడు కదా, ఈ కర్మ అని దేన్ని ఉద్దేశించి అంటున్నారు. పైగా ఈ పురుషులకు ఎవడు కర్తయో అని ఒక మాట అన్నారు అక్కడ, ఆ పురుషులు ఎవరో తర్వాత చూద్దాం. ఈ పని ఎవడు చేశాడో అంటే రెండు చూపిస్తున్నాడు, ఈ పురుషులకు కర్త అయిన వాడు ఈ పని చేసిన వాడు అన్నాడు ఇక్కడ. ఈ పని అంటే ఏ పని? ఇక్కడ ఈ మాట గురించి ఆలోచించాడు. ఈ ఇది ఇదం అని చూపించేది ఏది అంటే జగత్తు అన్నాడు ఇక్కడ. ఇదం అంటే జగత్తు, ఇదం ప్రత్యయం. ఈ పని అంటే జగత్తు యొక్క పని ఎవడు చేస్తున్నాడో వాడే తెలుసుకోదగినవాడు అంటే అక్కడ ఏతత్ కర్మ అంటే జగత్తనబడే కర్మ చెప్పారు. కనుక ఈ జగత్తంతా ఎవడి పనియో ఆయన తెలుసుకోవలసిన వాడు అన్నారు. కనుకనే ఇది ఎవడి పనియో అంటే పొరపాటు పడి ప్రాణం యొక్క పనా జీవుడు యొక్క పనా అని అర్థం చెప్పుకోవడం లేదు. ప్రాణమునకు చలనము అనేటువంటి పని ఉంది, ఆ పని వల్లే అన్నీ జరుగుతున్నాయి. అదే మనలో ఉన్నటువంటి పంచవిధములైన వాటికి కర్త అని అన్వయం చెప్పి ప్రాణాల వైపు అన్వయించేస్తే అది దోషం, జీవుడి వైపు అన్వయిస్తే మరో దోషం. కనుక ఏతత్ కర్మ అంటే అంత అందమైన భావం అంటే కనబడే ఈ ప్రపంచము యొక్క పని, ఇదమ్మని నువ్వు చూపించే సర్వ జగత్తు యొక్క పని ఎవడిదో వాడే తెలుసుకోదగిన వాడిని ఉద్దేశంతో వాడారు. కానీ మరి అక్కడ జీవుడికి ప్రాణానికి సంబంధం లేదు. కనుకనే ఏతత్ అనే పదం దేన్ని చెప్తున్నది? జగత్తుని చెప్తోంది. అందుకే ఏతత్ జగత్తు గురించి చెప్తోంది గనక అక్కడ చెప్పబడినటువంటి వాడు పరమాత్మయే. అందుకే జగద్వాచిత్వాత్ అనే సూత్రం అందుకు వచ్చింది. జగద్వాచిత్వాత్ జగత్తుని చెప్పడం అందుకయ్యా అన్నది. అయితే ఈ బాలాక్యజాత శత్రు సంవాదం చాలా గొప్పగా ఉంటుందండి. ఆ సంవాదం మనం చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకప్పుడు బాలాకి అనేటువంటి ఒక మహాజ్ఞాని, వాడు తాను జ్ఞానిగా బయలుదేరి వెళుతూ వెళుతూ అజాత శత్రువు అనేటువంటి ఒక క్షత్రియుడితో కలిశాడు, ఒక రాజుగారు ఆయన. ఆయనతో మాట్లాడుతూ ఉంటే సాధారణంగా పెద్దవాళ్ళు వచ్చారు అంటే జ్ఞానం చెప్పడానికి వస్తారు. అందులో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు పండితులు మేధావులు వచ్చినప్పుడు ఆ నిర్వాహకులని యజమానులు వాళ్ళ ద్వారా మంచి విషయం తెలుసుకోవాలనుకుంటారు. ఈయనకి ఆయన మర్యాద చేసి కూర్చోబెట్టాడు అజాతశత్రు బాలాక్కి. అప్పుడు మన బాలాక్కి కూర్చుని బ్రహ్మతే బ్రవాణి అన్నట్ట, అంటే నీకు నేను బ్రహ్మము గురించి చెప్తాను అన్నట్ట. ఏం చెప్తావో చెప్పు అన్నట్టు ఈయన ఖచ్చితంగా, అంటే తనకు తాను బ్రహ్మవేత్తను అనుకుని చెప్పబోయాడండి. ఇలాంటివన్నీ కూడా కథలు మొన్న మనం అనుకున్నట్టు ఐదుగురు బయలుదేరి వెళ్ళి ప్రశ్నించడంలో జిజ్ఞాస మాత్రమే ఉంది, అంటే నాకు తెలుసు అనలేదు. ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మన విషయంలో చెప్పుకున్నాం. అదేవిధంగా శ్వేతకేతు బయలుదేరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే నీకేం తెలుసురో పో అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగట్ట, మహానుభావ నువ్వు నాకు అన్నీ నేర్పావని చెప్పి నేను వెళ్ళాను, వెళితే నాకు తెలిసిందంతా తప్పు నేను తేల్చారంటే నాకు తెలిసింది ఏదో చెప్పాను నీకు, అంతేగాని నువ్వు నేను కూడా నీతో పాటు తెలుసుకోవాలి పదానిద్ర బయలుదేరేటట్టు. చాలా గొప్ప విషయాలండి ఇవన్నీ. ఉపనిషత్తు కథలు ఎంత బాగా చెప్తున్నాయంటే మనకు తెలిసిందే జ్ఞానం అనుకోవడానికి లేదు, అయితే మరొకరు తెలిసే వరకు మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాంట. అదే అద్భుతమైన మాట అది. అది శిష్యుడికి నేర్పేశాడు, ఇదే గొప్ప జ్ఞానం రాని కూడా చెప్పాడు. దాంతోపాటు జ్ఞానం అనుకుని ఆయన దగ్గరికి ఉపన్యాసం ఇచ్చాడు, ఆయన పైన మాట చెప్పాడు, నీకు జ్ఞానం లేదు పో అన్నాడు. మరి నాకు అన్నీ చెప్పాను అన్నాడే మా గురుగారు, ఎందుకు చెప్పలేదు అని వెళ్ళి అడిగితే నాకు తెలిసింది చెప్పాను కానీ నేను అన్నీ చెప్పలేదు, దీన్ని బట్టి నాకు తెలుసుకోవాల్సిన చాలా ఉంది, ఇద్దరం కలిసి బయలుదేరదాం అన్నాడు. ఈ మాట ఒప్పుకోవడానికి ఎంత సంస్కారం ఉండాలండి. అంతేగాని చాలామంది తప్పని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఆ విధమైన ఓపెన్నెస్ విద్యలో చాలా అవసరం. అందుకే మా విద్విషావహై అనే మాట చాలా గొప్పది. విద్య నేర్చుకునేటప్పుడు ఆ పరస్పర ద్వేషభావాలు ఉంటే ఏమొస్తాయి? నిజమైన జ్ఞానం కావాలని తపన పడేవాడు తాను జ్ఞానం అనుకున్న దాన్ని రుద్దే ప్రయత్నం చేయడు, జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అవి ఉపనిషత్ కథల్లో చెప్పినటువంటి మర్మములు. సరే ఆ సందర్భం అద్భుతం, అదొక ఘట్టం. ఇక్కడ ఘట్టం చూడండి, బ్రహ్మతే బ్రవాణి, నేను నీకు బ్రహ్మం గురించి చెప్తాను అంటే చెప్పు చెప్పు అన్నట్ట. చెప్పనగానే చెప్పాడు, నువ్వేమనుకుంటున్నావో చెప్పంటే నేను మొత్తంగా నాలుగు స్థలముల యందున్న పురుషులందరినీ కలుపుకుని 16 మంది పురుషులు వీరు బ్రహ్మముగా చెప్పబడుతున్నారు అన్నట్ట. వారెవరు అంటే ఆదిత్యుడు, చంద్ర, విద్యుత్, ఆకాశం. వీళ్ళందరూ కూడా సామాన్యులు కారండి. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, ఏదో ఋషులందరూ కాలక్షేపంగా రాసి పెట్టేసిన పుస్తకాలు మనం చదువుకుంటున్నామని, కానీ ఇప్పుడు మోడర్న్ సైన్స్ చర్చ చేస్తున్న అంశములు అన్నీ కూడా ఇక్కడ చర్చ చేయబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అణువాదం మొదలుకుని పరమాణువాదం దాకా వెళుతూ ఇప్పుడు సూపర్ స్ట్రింజ్ అనే థీరీ దాకా కనిపెట్టినటువంటి మహానుభావులు గుంజాటనలన్నీ కూడా ఇందులో మనకు కనబడుతున్నాయి స్పష్టంగా. ఎందుకంటే మనం ఉన్న ప్రకృతికి పైన ఉన్న ప్రకృతి గురించి వివేచన చేస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. మనల్ని మించిపోయింది ఏదో ఒకటి ఉంది అని చింతన ఉంటుంది. కొందరికి పాపం ఏ చింతన లేదు, ఒకటే చింత, వాళ్ళ గురించి వాదనే లేదు. కస్త్వం కోయం కుత ఆయాత అనే ప్రశ్న వేసుకుని సాధన చేసేవాడికి గొడవే కానీ అసలు మాకేం అక్కర్లేదండి, 2 పొట్ల లేదో 3 పొట్ల అవసరమైతే మధ్య మధ్యలో దొరికింది తింటూ పడుకుంటూ ఉంటే చాలు, లేదా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంటు అనేవాళ్ళ గురించి అసలు ప్రశ్నే లేదు. వాళ్ళకి ఎలాగో నరకాలు తర్వాత జన్మలు రెడీగా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా వివేచన ఆలోచన చేస్తే ఆశ్చర్యం వేయదు. అందుకో మహానుభావుడు అన్నాడు, అసలు ఏది ఆలోచించిన వాడికంటే కనీసం చార్వాకుడు బెటర్ అన్నాడు. వాడు ఏదో ఒకటి ఆలోచించి ఏదో సిద్ధాంతానికి వచ్చాడు. కనీసం సృష్టి ఉందా లేదా అనే ప్రశ్న అయినా వేశాడు. అసలు ఏ ప్రశ్న వేయకుండా గడిపేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు పాపం. కానీ వివేచన విచక్షణ చాలా గొప్పది. అలాంటిది ఎంత అహంకారాలతో తిరుగుతుంటారో ఒక్కొక్కడు. అసలు ఈ కథలు జరిపిన తీరులోనే అహంకారాలు పోవాలండి. మొత్తానికి 16 పురుషుల గురించి చెప్పిన తర్వాత వెంటనే అన్నట్ట, నీకు అసలు ఏమీ బ్రహ్మం గురించి తెలియలేదని నాకు తెలిసింది అన్నట్టు. ఏంటి ఈ 16 పురుషుల గురించి నువ్వు చెప్తావా, వీళ్ళు బ్రహ్మం అని చెప్తావా? అప్పుడు తగ్గడినా అది గొప్ప విషయం. తగ్గడం గొప్ప విషయం. ఇంకా సమర్థించడానికి ఎక్కడ లేని వేద మంత్రాలన్నీ చదివి సమర్థించే ప్రయత్నం చేయలేదు. వెంటనే తగ్గి, మరి నువ్వేమంటావు, నాకు తెలుసు నువ్వేమంటావా అని అడిగాను, నువ్వు ఇదే చెప్పావు కదా, నేను చెప్తున్నాను చూడు. యో వై బాలాక ఏతేషాం పురుషాణాం కర్త ఎస్య వై తత్కర్మ సవేది తవ్య. అప్పుడు వచ్చింది నీ మంత్రం, నువ్వు చెప్పిన ఈ 16 పురుషులకు కూడా ఎవడు కర్తో, ఈ సమస్త జగత్తు ఎవడి పనియో వాడిని తెలుసుకోవాలి, వాడే బ్రహ్మము అనే ప్రతిపాదన ఎంత అందంగా వచ్చింది. కనుక చెప్పిన ఆదిత్య, విద్యుత్తు, చంద్రమ, ఆకాశము, ఈ 4 ఇంటిలో మనం అనుకునేటువంటి ఏ దివ్యమైన శక్తులు పురుషులని చెప్పబడుతున్నారో వారు ఈ పృథ్వీ కారణమని నువ్వు అన్నావే, వారితో సహా ఈ జగత్తంతా ఎవడి కర్మయో వాడి పరమాత్మ. ఎంత అద్భుతమైన ప్రతిపాదన చేశారు ఇక్కడ. కానీ ఏతత్కర్మ అనేది జగద్వాచిత్వాత్ అనే సూత్రంతో ఎంత అందంగా ఇవ్వబడింది. ఇది కథ చెప్పేట. అంతేకాదు వెంటనే అజాశక్తున్నాడు, మృషాఖలు మా సంవదిష్ట బ్రహ్మతే ప్రబ్రవాణి. ఎప్పుడైతే 16 పేర్లు చెప్పిన వెంటనే అని అన్నట్టు, ఇదిగో నువ్వు బ్రహ్మం చెప్తానని చెప్పి అసత్యం ప్రచారం చేయుకు అన్నాడు. ఇక్కడ అంత గొప్ప మాట, మృషా, మృష అంటే అసత్యం, మృషాఖలు మా సంవదిష్ట, అబద్ధాలు చెప్పగల బ్రహ్మం గురించి నువ్వు, ఇదే బ్రహ్మమని అని మందలించాడు. మందలించి ఈ మాట చెప్పాడు, ఇంకా నీకు ప్రత్యక్షంగా తెలియాలంటే నా తర్వాత చూపిస్తానన్నట్ట, నేను బ్రహ్మమునే. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూపిస్తాడు, నా తరో చూపిస్తాము. క్వైషే తద్ బాలాకే పురుషోసైష్ట కువా ఏ తద్ భూత్ కుత ఏ తద్ ఆఘాత్. ఇది మాట అనమాట, బాలాకి నేను ఆ పరమ పురుషుడు వీటన్నిటికీ కర్తైన వాడు ఎవడు అని చూపిస్తాను కదా అని అక్కడ పడుకుని ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాట. అతను నిద్రపోతున్నాడండి. నిద్రపోతున్న వాడిని పిలిచాడు. పిలిస్తే వాళ్ళు లేవలేదు, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. మళ్ళీ గట్టిగా తట్టాడు. తట్టగానే వాళ్ళు లేచి కూర్చున్నట్ట. లేపిన వాడితే ఏం మాట్లాడట్లేదు. వీడితో అన్నాడు, చూడు ఇప్పుడు వీడు లేచాడు, ఇంతవరకు ఈ పురుషుడు ఏ విశేష జ్ఞానము లేకుండా దేనిని ఆధారం చేసుకుని శయనించాడు? చూడండి, ఏ విశేష జ్ఞానము లేకుండా, జ్ఞానం లేకుండా అనలేదు, విశేష జ్ఞానం లేకుండా. చాలా విశేష జ్ఞానము అంటే ఒక వస్తువుని ఆశ్రయించిన జ్ఞానాన్ని విశేష జ్ఞానం అంటారు. ఇక్కడ మైక్ ఉన్నది, తెలుసుకున్నావు, ఒక వస్తువుని ఆశ్రయించి. అలాగా విశేష జ్ఞానం అంటే అది, ఏ వస్తువులు వీటిని ఆశ్రయించకుండా ఉండే నిర్విశేషము అయిన జ్ఞానము, అది వేరు. కనుకనే ఏ విశేష జ్ఞానము లేకుండా, నిద్రావస్థలో విశేష జ్ఞానం ఉంటుందండి. ఇక్కడే ఎవరో పాపం పక్క వాళ్ళు పిలిచారు, ఉపన్యాసానికి వచ్చేసారు, నిద్రపోయారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం కుర్చీలు, మైకు ఇవన్నీ కనబడుతున్నాయి. నిద్రపోయేకి ఏమైనా ఉన్నాయా అందులో? నిద్రావస్థల వాడికి విశేష జ్ఞానం ఏమీ లేదు, దీనికి సంబంధించిన విశేష జ్ఞానం ఏమీ లేదు. ఏదో అదృష్టవశాత్తు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు అసలు స్వప్నాదులు కూడా లేవు. స్వప్నం ఉంటే అది కూడా విశేష జ్ఞానమే, స్వప్నంలో కూడా వివిధ వస్తువులు కనబడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వాడికి రెండు లేవు. ఎక్కడున్నాడు వాడు? ఏమైనా విశేష జ్ఞానం ఉందా? ఈ చుట్టుపక్కలది ఏదైనా తెలిసిందా వాడికి? అందుకే ఏ విశేష జ్ఞానము లేకుండా ఈ నిద్రావస్థలో వాడు దేన్ని ఆధారం చేసుకున్నాడు? పోయాడండి అనడానికి లేదు కదా, ఉన్నాడు వాడు. ఎందుకంటే మళ్ళీ 8:30కి నిద్ర లేచారు పక్క వాళ్ళు, లేపితే ఉపన్యాసం అయిపోయింది ఆ పదండి అని. కనుక అప్పటి వరకు వాడు శుభ్రంగాను ఉన్నాడు, లేచాడు కదా. తిరిగి లేచాడు అంటే వాడు అప్పుడు ఉన్నాడు, దేన్ని ఆశ్రయించుకున్నాడు? ఇక్కడ నిన్ను నిద్ర లేచి మెలకువగా ఉన్నప్పుడైతే నువ్వు ఉన్నావంటే ఉన్నానండి అని ఇవన్నీ చూపిస్తావు. అక్కడ దేన్ని ఆధారం చేసుకున్నాడు అయ్యేవాడు? ఉన్నాను అనేవాడు దేన్ని ఆధారం చేసుకున్నాడు? మళ్ళీ లేపితే దేన్ని నుంచి లేచాడు, ఎంత గొప్ప మాట చెప్పాడు. దేన్ని ఆధారం చేసుకున్నాడు? ఏతదభూత్ కుత ఏతదాగాత్, మళ్ళీ దేని నుంచి వచ్చాడు బయటికి అన్నాడు. అంటే దేన్ని ఆధారం చేసుకుని ఇంతవరకు ఉన్నాడు, దాని నుంచి బయటకు వచ్చాట. అది తెలిసిందా నీకు? అది తెలుసుకో. ఏ తస్మాత్మన ప్రాణ యథాయతనం విప్రతిష్టంతే ప్రాణాభ్యో దేవాదేవేభ్యో లోకా, ఇది విషయం చెప్తున్నాడు. ఈ విధంగా ఆ పురుషుడు దేన్ని ఆధారం చేసుకుని వెళ్ళాడయ్యా అంటే, అతడు ఈ ప్రాణములకు కూడా ఆధారమైనటువంటి ఆ పరమాత్మ యందు అంతవరకు ఉన్నాడు. ఇది మనం గత ఏడాది స్వపితి స్వప్నము స్వం పిబతి స్వపితి దగ్గర చాలా విశేషంగా చెప్పుకున్నాం. పరమాత్మతో మనం ఉన్నామని ముందు తెలుసుకుంటే పరమాత్మయే మనమని తర్వాత తెలుస్తుంది, మనలో ఆయన ఎలా ఉన్నాడు అనేది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాం అనేది ఆలోచిస్తే, గాఢ నిద్రలో మనం పరమాత్మతోనే ఉన్నాం, లేకపోతే మళ్ళీ లేవం, అది ఆయనతోనే ఉన్నాం అక్కడ. అది ప్రాణమును కూడా పైన, కనుక ప్రాణములతో సహా అక్కడ ఆశ్రయించుకుని ఉన్నాం మనం అక్కడ. వాడే అసలు చైతన్య వస్తువు అని తెలుసుకోమంటున్నాడు ఇక్కడ. అది సుషుప్తులు అయితే అక్కడ ఎందుకు తెలియబడదంటే ఆవరణాత్మకమైన మాయ ఉంటుంది, అది వేరే విషయం. అప్పుడే తెలిసిపోతే అదే మోక్షమైపోతుంది, సుషుప్తు మోక్షం కాదు కదా. అయితే విక్షేపం లేదు, అక్కడ ఆవరణ ఉంది మాయ, తెలియబడకుండా ఉన్నది కానీ అందులోనూ ఉన్నావు, అదే ఇక్కడ. ఆ విధంగా అక్కడ ఆలోచన చేయాలి, సుషుప్తి యందు దేని యందున్నా నువ్వు? అదే ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమీదం శ్రీ దక్షిణామూర్తయే అని వివరించి చూపించారు కదా శంకరుల వారు. అందుకు అది పట్టుకోవాలన్నమాట. కనుక ఎక్కడి నుంచి వచ్చాడు చూడు, యయేష విజ్ఞానమయ పురుష క్వైష తదాభూత్ కుత ఏ తదాగాత్, ఇదే బృహదారణ్యకోపనిషత్తులో ఈ మంత్రం ఈ విధంగా కనబడుతుంది. విజ్ఞానమయుడైనటువంటి ఈ పురుషుడు అనగా జీవుడు, నేను చెప్తూనే ఉన్నాను విజ్ఞానమయుడు అని అనేటప్పుడు, క్వైష తదాభూత్ కుత ఏ తదాగాత్, ఇంతవరకు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న వేస్తే సమాధానం మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. ఎవరు? అజాత్శత్రు. యయేషోంతర్ హృదయ ఆకాశస్తస్మిన్ చేతే అన్నాడు ఇక్కడ. అంటే హృదయం లోపల ఏ ఆకాశముందో దానిలోనే శయనించి ఉన్నాడు ఇంతవరకు. అది హృదయం లోపల ఏ ఆకాశముందో దాని ఎందే శయనించి ఉన్నాడు ఇంతవరకు, మళ్ళీ దాని నుండే లేచాడు ఇప్పుడు అన్నాడు ఇక్కడ. హృదయం లోపల ఉన్న ఆకాశం అంటే ఎవరు? నిన్న దహారం గురించి చాలా చర్చ చేశాం. ఆ హృదయ ఆకాశమునందున్న పరమాత్మని ఎందే ఆధారం చేసుకున్నాడు. పరమాత్మ ఎప్పుడూ ఆధారమే, సుషుప్తి ఎందు ఆయన్ని ఆధారంగా తీసుకున్నాడు, తెలియబడట్లేదు. జాగ్రత్త స్వప్నావస్థలలోనూ ఆయనే ఆధారంగా ఉన్నాడు కానీ తెలుసుకోవట్లేదు. ఇది ఇక్కడ తెలియబడట్లేదు, ఇక్కడ తెలుసుకోవట్లేదు, అది చిక్కు. కానీ తెలుసుకోమని చెప్పడమే అసలు బ్రహ్మజ్ఞానం. కనుక ఎవడైతే ఈ 16 పురుషులకి కర్తగా ఉన్నాడో, ఎవడు ఈ జగత్ అనే కర్మ చేస్తున్నాడో వాడిని తెలుసుకోవాలంటే, ఎవడు నుంచి ఎవడు ఎందు నిద్రావస్థలో జీవుడు లీనమై ఉన్నాడో, తిరిగి ఎవడి నుంచి మేల్కొన్నాడో వాడే అతడు. అంటే ఈ సమస్త జగత్తుకి పురుషులకి కర్త అయిన పరమాత్మనే నీ దహరాకాశంలో ఉన్నాడని తెలుసుకో అని మళ్ళీ అక్కడే తీసుకొచ్చి మనలో ఆ పరమాత్మను చూపించడని విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం కదా, దాన్ని చూపిస్తున్నాడు. ఇలాగ మనకి కౌశీతికి బ్రాహ్మణంలోని బృహదారణ్యకోపనిషత్తులని చెప్పినటువంటి అద్భుత అంశాన్ని తీసుకుని వివరించి చూపిస్తున్నారు. అందుకు ఈ విషయంలో మనకి ఏతత్కర్మ అనేది జగద్వాచిగా చెప్పడం చేత ఇది పరమేశ్వరస్య సర్వజగత కర్తా సర్వవేదాంతేషు అవిరోధ అవధారిత సర్వ వేదాంతములు బట్టి ఇప్పుడు తెలిసిందేంటి, ఈ కర్మ జగత్ అనే కర్మ చేసిన సకల జగత్కర్త పరమేశ్వరుడు అని ప్రస్తావన చేస్తున్నది. మరి 16 పురుషులకు కర్తనన్నారే అంటే విశేషము సామాన్యము అని రెండు ఉంటాయి. కనుక ఇప్పుడు పర్టికులర్గా వీళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళు అని చెప్పినప్పుడు విశేషము, అంతా కలిపి ఏకంగా చెప్పినప్పుడు సామాన్యము అని, పర్టికులర్ అండ్ జనరల్ అని మన లోకల్లో అంటాం. పర్టికులర్గా చెప్పేటప్పుడు 16 పురుషులని పేరు చెప్పేవి కనుక 16 పురుషులకు సామాన్య విశేషముగా కర్త, సర్వజగత్తుకు కర్త అని చెప్పినప్పుడు సామాన్యముగా సర్వజగత్తుకు కర్త. సామాన్యం అంటే సింపుల్ అని కాదు, ఇక్కడ జనరల్ అని అర్థం. సర్వజగత్తుకి కర్త అనేది సామాన్యంగా చెప్పడం, విశేషించి 16 కర్త అని చెప్పడం. అందుకే ఇక్కడ సామాన్య విశేషాభ్యాం జగత కర్త వేదితవ్యత, వేదితవ్యతయోపదిశ్యతే, అతడే వేదితవ్య అని ఉపదేశించడం దానిలో ఉన్న ఉద్దేశం. దీన్ని బట్టి బ్రహ్మవిచారం ఎంత బాగా చేశారండి. కనుకనే ఈ కర్త అనేవాడు జీవుడు ప్రాణము కాదు, సర్వజగత్కర్త అయిన పరమేశ్వరుడు. అది అక్కడ బాలాకి అధికరణం ఎందుకన్నారు అంటే బాలాకి అజాత్యత్వ రూపంతో వచ్చినటువంటిది. అంటే దీన్ని బట్టి మనం సూత్రములను ఆధారం చేసుకుని, భాష్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని ఉపనిషద్వాక్యములు మననం చేసుకోవడం జరుగుతోంది. తద్వారా మనం బ్రహ్మవిచారణ చేసుకోవడం జరుగుతున్నది. కనుక ఆయన ఈయన ఎలా ఖండించాడనే ప్రధాన వస్తువు కాదు, బ్రహ్మవిచారం మనకు ప్రధానం. ఆ కోణంలో చూసుకున్నాం. తర్వాత వాక్యాన్వయాధికరణం అనే అధికరణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆత్మావారే ద్రష్టవ్య, సాధారణంగా ఉపనిషత్తులతో కాస్త పరిచయం ఉన్న వారికి కూడా ఈ మంత్రం బాగా తెలుస్తుంటుంది. ఎందుకంటే నీకు లక్ష్యమేంటో నిర్దేశించిన మంత్రం కనుక ఇది చాలా గొప్ప మంత్రం అండి. ఏమండి బోల్డ్, ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి కదా, ఏది చూడమంటాడు, ఏది చూడక వేస్ట్ అన్నాడు అక్కడ. మరి ఏది చూడాలంటే చూడాల్సింది అదొకటే, సయేవ వేదితవ్య, అదే తెలుసుకోవాల్సింది, అదే ఆలోచించాల్సి. మరి అతడు సదా నిధి ధ్యాసితవ్యుండు, మంతవ్యుడు ఆతండు, శ్రోతవ్యుడు ఆతండు, ద్రష్టవ్యుడు అని శ్రీనాథుడు పెద్ద దండకమే చెప్పాడు అక్కడ. ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యం అని ఒక మాట చెప్పేశాక ఇంకొక దాని గురించి ఆలోచించి ఎందుకు సమయం వృధా చేసుకోవడం అండి, అది పొందితే చాలండి అన్నీ పొందినట్టే అని ఒకటి చెప్పేశాక అది పొందాలనే ప్రయత్నం చేయాలి. కానీ తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుని వేస్టువన్నీ పట్టుకుంటూ ఉంటే ఎలా అండి. ఒకడెవడో అన్నాడు రాళ్ళు రాళ్లలో రత్నం ఉందని ఏరుకుంటున్నట్టు ఒక ఆయన గురించి, ఆ రత్నం మీద ఒకటి లాగేశాడు, ఇదిగో ఈ రత్నం నా దగ్గర ఉంది మిగిలినవన్నీ రాళ్ళే అని చెప్పేశాడు. ఇంకా అవి ఏరుకుంటూ కూర్చోడమా, ఆ రత్నం అందుకునే ప్రయత్నం చేస్తావు నువ్వు ఇక్కడ. రత్నం అందుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంక మిగిలిన ఆయువంతా రాళ్ళు ఏరుకుంటూ కాలక్షేపం చేస్తే లాభం ఏంటి, చెట్టు చివరికి లాభం లేదని చెప్పడమే లాభం, మరేం లాభం లేదు అక్కడే. ఇలాగే మన బ్రతుకంతా కూడా అసలైన ఆనంద వస్తువేంటో శాస్త్రం ఘోషించి దీన్నే చూడవయ్యా దీన్నే తెలుసుకోవయ్యా ఋషులు కరుణతో చెప్తున్నా తత్ప్రయత్నం కూడా చేయకుండా నిస్సారమైన వస్తువులే లాభం అనుకుని తిరుగుతున్నాం. అందుకే ఇవేవి లాభం కాదయ్యా కాదయ్యా కాదయ్యా అని నేతి నేతి అని చెప్పడమే ఇంతవరకు చేసిన గొడవ. అక్కడ జీవుడి గురించి చెప్పట్లేదు, ప్రధానం గురించి చెప్పట్లేదు, ప్రాణం గురించి చెప్పట్లేదు అంటే అర్థమేంటి, నేతి నేతి అనేటువంటి నిరసనమే, అసలేదో చూపించడం దాని యొక్క ఉద్దేశం. అందుకే ఎలా తీసుకువెళ్తున్నాడు ఉపనిషత్కారుడు. అందుకే ఆత్మావరే ద్రష్టవ్యాహ అనే మాట చెప్పారు కదయ్యా అంటే చెప్పారు కానీ జీవుడి గురించా పరమాత్మ గురించా అని అడిగాడండి పూర్వపక్షి. ఆత్మనే తెలుసుకోండి జీవుడిని తెలుసుకోనా, అసలు నీకు డౌట్ ఎందుకు వచ్చిందయ్యా, ఆత్మ అని పరమేశ్వరుడే కదా అంటే డౌట్ ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పిన సంఘటన కథ ఒక్కసారి చూడండి అన్నాడు. ఈ కథ ఎక్కడొస్తుంది, ఈ కథ బృహదారణ్యంలో వస్తున్నది. పైగా మైత్రేయీ బ్రాహ్మణమని దాని పేరు, అంటే యాజ్ఞవల్కుడు గార్గితో మైత్రేయితో చేసిన చర్చ అద్భుతం కదండి. అందులో మైత్రేయి చాలా గొప్ప ఆవిడ, అంటే బ్రహ్మ విద్యలో స్త్రీల యొక్క ప్రాధాన్యం కూడా మనకు అక్కడ కనబడుతున్నది. ఆ మైత్రేయితో మాటల్లో వస్తుంది ఇక్కడ ఏమనంటే, నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, అక్కడ వస్తుంది ఇక్కడ ఇది అర్థం. అంటే ఒక స్త్రీ తన భర్తని ప్రియుడు అని భావించింది అంటే ఆ ప్రియుడు అని భావించడం భర్త కోసం కాదు తన కోసమే అన్నాడు ఇక్కడ. ఇది ప్రతిదానికి అన్వయిస్తుంది. ఏ వస్తువునే ఇది నాకు ప్రియము అని మనం భావించి చేరదీసామంటే దానికోసం నువ్వు చేరదీయలేదు, అది నీ ప్రీతి కోసమే చేరదీశావు అన్నాడు ఇక్కడ. అందుకే భర్త కోసం స్త్రీకి భర్త ప్రియుడు కావడం లేదు ఇది వాక్యం. ఇది నిజానికి సామాన్యమైన అంశం కాదండి. ఏదో ఉపనిషత్ చర్చ అంటారు, ఉపనిషత్ చర్చ కాదు, మన మనస్సుకు స్కానింగ్ అది. ఉపనిషత్తు అంటే ఏంటో కాదు, ఒక పెద్ద అసలైన సైకలాజికల్ అనాలిసిస్. అది మొత్తం మనస్సును చిత్రకబడుతుంది. అది అనేక భ్రాంతులతో పనికి మాలినటువంటి కన్క్లూజన్స్తో నిండిపోయి పూర్వనిశ్చిత అభిప్రాయాలతో నిండిపోయినటువంటి ఈ అజ్ఞానపు అపోహలన్నీ తొలగించి అసలు చర్చను స్ఫురింపజేయడం ఉపనిషత్తు చెప్తుంది. కానీ ఉపనిషత్ జ్ఞానం అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్, ఇంకోటి ఏంటో కాదు. అదే అసలైన పరిష్కారం. అది కాకుండా మనం ఎన్ని కౌన్సిలింగ్లు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ కూడా అది నిద్రపుచ్చడానికి పనికొస్తాయి, తప్ప సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. కనుక ఉపనిషత్ జ్ఞానం ఒక్కటే శాంతికి మార్గం. నాణ్య పంథా విద్యత అయినా మరొక మార్గం లేదు. అది పొందితే బాగుపడతామని చెప్తున్నారు, అది పొందకపోతే పాడైపోతామని కూడా చెప్తున్నారు. ఇంకా ఆలస్యం ఎవరిది? కనుక ఆత్మావారే ద్రష్టవ్యాహ అనే మాట వచ్చేటప్పుడు ఈ ప్రశ్న ఎందుకు చేశారంటే, ఇక్కడ సరిగ్గా భర్త కోసం స్త్రీకి భర్త ప్రియుడు కావడం లేదు అనే మాట చెప్తూ అని ఉపక్రమించి, మీరే అన్నారుగా ఉపక్రమం ఉపసంహారం చూడాలి అని, కనుకనే భర్త కోసం స్త్రీకి భర్త ప్రియుడు కావడం లేదు అంటూ ఉపక్రమించి, తర్వాత నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిర్జాసితవ్యః మైత్రేయీ, ఆత్మనోవారే దర్శనేన శ్రవణేన మత్వ మత్యా విజ్ఞానేనేదం సర్వం విదితం. ఇదండి మొత్తం అద్భుతమైన మంత్రరాశి ఇక్కడ చూపిస్తున్నాడు. దీని యొక్క భావం ఏంటంటే, ఓ మైత్రేయీ, ఇప్పుడు ఉదాహరణకి భర్త కోసం స్త్రీకి భర్త ప్రియుడు కావడం లేదన్నాం, కానీ ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రతి దాని యొక్క కామం కొరకు ప్రతిదీ ఇష్టం అవ్వడం లేదు అంటే, ఒక వస్తువును మనం ప్రేమగా చూస్తున్నాం అంటే ఆ వస్తువు కోసమని కాదు, అది మన కోసమే ఆ ప్రేమ అన్నాడు. ఎందుకంటే దాన్ని ప్రేమగా చూడడం వల్ల ఎవడికి ఆనందం? నాకే, నీకోసమే. ఎవడికి ఆనందం అని చేస్తున్నావో వాడిని తెలుసుకో, అక్కడ వెళ్ళి తిన్నగా అన్నాడు. ఇక్కడ చిట్ట చివరికి నాకు వాడు నాకు దేని మీద అసలు ఏం కోరుకోవట్లేదండి, నాకు నా కోసం ఏం కోరుకోవట్లేదండి, అంతా వాడు బాగుంటే చాలు. వాడు బాగుంటే నీకేంటట? వాడు బాగుంటే నాకు ఆనందంగా ఉంటుందండి. మళ్ళీ నీకే అది, ఇది ఆలోచించండి సృష్టిలో, అది ఆలోచించవలసిన ధోరణి. కొందరు అంటే నాకే స్వార్థం లేదండి, అందరూ క్షేమంగా ఉంటే చాలు, అన్నీ చేస్తున్నాను. అవునా, అందరూ క్షేమంగా ఉంటే తమరికేమిటో, నాకు చాలా తృప్తిగా ఉంటుంది. మళ్ళీ నీ తృప్తి అది ఆలోచించ, నేను నా తృప్తి అనే దారి గురించి ప్రశ్న వేసుకుంటూ వెళ్ళు. అప్పుడు నా తృప్తి అని ఆ నేను అనబడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయు. అక్కడికి అటు విచారణ వెళ్ళాలి. అయితే అంత ఓపిక లేక తొందరపడిపోయాడు ఈ పూర్వపక్షి గారు. ఏమిటి తొందరపడిపోయాడంటే, చూడు, ఒక వస్తువుని ప్రీతి అని చేరదీసి అనుభవిస్తున్నామంటే దానికోసం కాదు మన కోసమే అని నువ్వు అన్నావు. అయితే అనుభవించేది ఎవడు? భోక్త ఎవడు? ఈశ్వరుడు కాదు కదా, జీవుడే కదా భోక్త. వాడు ఎంత తెలివైన వాడు చూడండి, వాడికి వేదాంతం బాగా అర్థమైపోయింది కానీ ఒప్పుకోవట్లేదు, అది వచ్చింది బాధ. కొంతమందికి తెలుస్తూ ఉంటుందండి అవతల ఆయన చెప్తుంది కరెక్ట్ అని, కానీ వీడు ఇదివరకు నొక్కుపోతాడు ఒక అభిప్రాయంలో, దాని నుంచి బయటకు వస్తే ఏమైపోతానో భయంతో బయటకు రాడు, అది వచ్చింది బాధ. అలా చాలామంది, అందుకు కొందరికి అద్వైతం భయం, అందుకని అద్వైతం లేదు తప్పు అని అండువాడు. వాడు తెలుసా సత్యమని, అందుకే భయం వాడికి, సత్యం ఏదని భయం, లేని దాని గురించి భయం ఎందుకు? అది కరెక్ట్ అని ఎక్కడో లోపల తెలుసు అనమాట. అది చిత్రకి పెట్టి బయటకు ప్రూవ్ చేసేస్తాడేమో అని భయం ఇప్పుడు వచ్చింది బాధ. అందుకే వాడు ఏమి మాటలో ఇక్కడ చూడండి, అందుకు వాడు గట్టిగానే అడుగుతున్నాడు పూర్వపక్షి గాడు. ఏమనంటే, అవతలదాన్ని అనుభవించడం, దాది నాకు ప్రీతి అనడం నీకోసమే, నీ ప్రీతనే అర్థము అని అన్నాడు అంటే, అనుభవించడం అనే అంశము పరమాత్మ కృత్యం కాదు కదా, జీవుడిది కదా భోక్త అనేవాడు, జీవుడు కానీ పరమాత్మ కాదు కదా. అటువంటప్పుడు అక్కడ ఆత్మావై అరే ద్రష్టవ్య అంటే అనుభవించేవాడు గురించి చెప్తున్నావంటే జీవుడి గురించే చెప్తున్నాడు తప్ప పరమాత్మ గురించి కాదు అన్నాడు. అక్కడ ఈయన పట్టుకున్నారు, అయ్యా ఈ మాటలు ఎలా మాట్లాడుగుతున్నారు, పూర్వాపరమును చూడొద్దా అన్నాడు. ఉపక్రమం ఉపసంహారంతో పాటు పూర్వాపరం ముందు దేంతో మొదలైంది ప్రశ్న, దేన్ని ప్రతిపాదిస్తూ ఈ మాట చెప్పాడు. అక్కడ అడిగిన ఆవిడెవరు? మైత్రేయి. నాకు మీరంటే ఎందుకంటే చాలా ఇష్టంగా ఉన్నారని అడగలేదు ఆవిడ. అడిగితే పోనీ, అది చెప్తే జీవుడు అనుకోవడానికి. అక్కడ ప్రశ్న ఎంత అద్భుతంగా వస్తుందంటే, ఆయన తన సంపదనిచ్చేటప్పుడు ఆ ధనం వచ్చేటప్పటికల్లా ఆవిడ అంటుందిట, దీనివల్ల అమృతత్వం లభిస్తుందా అన్నదిట. లభించదు. అమృతత్వం లభించినప్పుడు నాకు ఇది ఎందుకు అందిటండి? ఏం తల్లి చూడండి, అందుకే ఎంత అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా, ధనంచేత మోక్షం లభిస్తుందనే ఆశ లేదు అని ఎప్పుడైతే ఆజ్ఞవల్క్యుడు అన్నాడో, ధనం వల్ల మోక్షం లభిస్తుందా? అమృతత్వం అంటే మోక్షం లభిస్తుందా? లభించదన్నాడు ఆయన మహానుభావుడు. మోక్షం లభించని ధనం నాకు అక్కర్లేదండి, ఎంత గొప్ప విషయం. దేనివల్ల నాకు అమృతత్వ ప్రాప్తి రాదో అది నాకు అక్కర్లేదు. ఇది అనుకోగలిగితే దాన్ని త్యాగేనేకే అమృతత్వ మానసుహు, అది త్యాగం అంటే, అది గొప్ప విషయం, అది రావాలి. కనుక దేనివల్ల అమృతం రాదో దాన్ని విడిచిపెట్టగలమే పెద్ద త్యాగం అండి. ప్రస్తుతానికి అంత అర్థం చేసుకుంటే చాలు ఈశావాస్యంలో మంత్రం ఇది. ఆ తల్లి వెంటనే అన్నది ఏమని, ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం, ఎదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి అన్నది మైత్రేయి యాజ్ఞవల్కృతం. నాకు అమృతము లభించని దాని గురించి ఎందుకు ఇంకా, అలాంటి ధనం నాకు అక్కర్లేదు. అక్కర్లేదని వదిలేయడమే కాదు, పూజ్యుడా దేనివల్ల అమృతత్వం లభిస్తుందో నాకు ఉపదేశించు అన్నది ఇక్కడ ఇది విడిచిపెట్టేయడం గొప్ప కాదండి, దాన్ని పట్టుకోవడం గొప్ప. అది ఇక్కడ అది కావాలి, అది ఉపదేశించు అంటే అప్పుడు మొదలుపెట్టాడు ఈ పాఠం. ఆ మొదలుపెట్టేటప్పుడు ధనాదుల వల్ల అమృతత్వం లభించదు, దేనివల్ల లభిస్తుందో చెప్తున్నాను అని చెప్పినప్పుడు ధనాది విషయ వస్తువులను అనుభవించే జీవుడు గురించి చెప్పట్లేదు, వీటన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మ గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడని స్పష్టంగా పూర్వాపర సంబంధం వల్ల తెలుస్తున్నది కదా. అందుకే జీవవాచకం కాదయ్యా, పరమాత్మ గురించి చెప్తున్నది. ఇది ఇక్కడ విషయం. పైగా మాట చెప్పిన తీరు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఈ విధంగా అసలైన ఆనంద వస్తువేది, ప్రియమైన వస్తువేది ఇప్పుడు చెప్పండి. తేలిపోయింది, ప్రియమైన వస్తువు ఎవరు? నేను. నేను అనేది అన్నిటికంటే ప్రియమైన వస్తువు, నన్ను మించిన ప్రియమైన వస్తువు లేదు. ఇది తేలిపోయింది సృష్టిలో అసలైన ప్రియమైన వస్తువు ఎవడు, ఎవడికి వాడే ప్రియుడు. ఇక్కడ అప్పుడు నేను ప్రియమైన వస్తువు అన్నప్పుడు, అప్పుడు అంత ప్రియమైన వస్తువు ఏంటో దాని గురించి కొంచెం ఆలోచించు. ఈ నేను అనబడేది అప్పుడు చర్చలోకి వచ్చి ఈ శరీరము, దేహము, బుద్ధి, ఇంద్రియములు, ప్రాణములు వీటన్నిటికీ అతీతమై ఎవడున్నాడో వాడు నేనని, అదే ప్రియమైన వస్తువుని, అదే ఆనందమైన వస్తువుని, అదే శాశ్వతమైన వస్తువుని దాన్ని తెలుసుకోవాలి. ఇది యొక్క భావం. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రియమైన వస్తువు? అది అందుకే ప్రియమైన వస్తువు అనేదానికి ఆనందము అని పేరు. ప్రియం అంటే ఆనందం, అంతేకాదండి సృష్టిలో ఆనందం అంటే ఏమి ప్రియం? ప్రియమైనది ఆనందం, ఆనందమే. ఆ ప్రియమైన వస్తువు కేవలం జ్ఞాన వస్తువు కనుక ప్రియం తర్వాత భాతి, అంటే ఆనందం తర్వాత చిత్తు. అది ఎప్పుడు ఉండేది కనుక భాతి తర్వాత అస్థి, చిత్తు తర్వాత సత్. అంతేగాన సచ్చిదానందం అస్థి భాతి ప్రియం అనమాట ఇక్కడ అర్థం. కానీ ప్రియమైన వస్తువు ఏంటి? ఆత్మయే. అది ఎటువంటిది? దాని గురించే తెలుసుకో, ఇంకోటి ఏది లేదు. ఎందుకంటే అదే అసలైన అమృతత్వ హేతువు కనుక. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ మైత్రేయీ, అదే ధ్యానించు అని చెప్తే ఊరుకుంటే సరిపోతుందిగా. మళ్ళీ ఇంకో మాట కూడా పక్కన అంటున్నాడు, ఏమనంటే ఆత్మనోవారే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానన ఇదం సర్వం విదితం. ఆత్మని మాత్రమే చూడడం చేత అంటే దాని యందే దృష్టి పెట్టడం చేత అని అర్థం. చూడటం అంటే ఆత్మ కనబడే వస్తువేం కాదు ఇక్కడ, దాని యందే నీ యొక్క బుద్ధిని పెట్టడం చేత. అలా పెట్టి శ్రవణేన, చూడండి శ్రవణైన తర్వాత దర్శనేనా లేదు, దర్శనైన తర్వాత శ్రవణేనన్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటి? శ్రవణం చేసేటప్పుడే ఏకాగ్రంగా అక్కడ బుద్ధి పెట్టి శ్రవణం చేయాలి. అది దర్శనేన శ్రవణేన మత్యా వినూరుకోవడం కాదు, మననం చేసి తర్వాత విజ్ఞానేన దాన్ని తెలియడం చేత సర్వము తెలిసినట్లే అన్నాడు. సర్వము అనే మాట బ్రహ్మకే కదా, కనుకనే తెలుసుకో తెలుసుకో అని చెప్తూ అలా తెలుసుకోవడం చేత నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్పడం అన్నదే అది ఉపనిషద్ భాష. అంత అందంగా సాధనా ప్రయోజనము రెండు బోధించింది. కనుకనే ఈ సూచన వల్ల మనకి ఇక్కడ తెలిసింది ప్రియమైన వస్తు ఆత్మయే. అది ఇక్కడ జీవుడు పరంగా వాడబడలేదు, పరబ్రహ్మ పరంగా. ప్రకృతి అధికరణం అనే దానిలో ప్రవేశిస్తున్నాం. వాక్యాన్వయ అధికరణం పూర్తయి. ఈ ప్రకృతి అధికరణం వచ్చేప్పటికల్లా తెలుసుకోవాల్సింది, ఇందాక ప్రకృతి గురించి చాలా గోలపడ్డాం కదా. ప్రకృతి శబ్దం, ప్రకృతి అంటే మూల కారణం, ఇది ప్రధానమైన అర్థం. ఈ మూల కారణము పరమాత్మయే అనే మాటని ప్రతిజ్ఞా దృష్టాంతానుపర్ ఆనుపరోధాత్ అన్నారు ఇక్కడ. ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్, దీని అర్థం ఏంటంటే ప్రతిజ్ఞతోనూ దృష్టాంతంతోనూ స్పష్టముగా ప్రకృతి బ్రహ్మమే అని తేల్చారు. ప్రకృతి అంటే మూల కారణము. మళ్ళీ సాంఖ్యం ప్రకృతిలోకి వెళ్ళిపోదు, అది ఎక్కడ చిన్న స్లిప్ అయినా కష్టం వేదాంత శాస్త్రంలో. పైగా చిత్రం ఏంటంటే సాంఖ్యంలో చెప్పబడ్డ అనేక అంశములు, యోగ శాస్త్రంలో చెప్పబడ్డ అనేక అంశములు వేదాంతంలో కూడా విచారణలోకి వస్తూ ఉంటాయి. అందుకే కలిపేసుకున్నాం మనం. తర్వాత పురాణకర్తలు ఏం చేశారు అంటే చక్కగా వాటిని వీటిని సమన్వయిస్తూ మనల్ని వేదాంతం వైపు తీసుకువెళుతూ వాళ్ళ విచారణకు కూడా ప్రథమ దశలో తేల్చుకోవడానికి ఉపయోగంగా చెప్పారు. అవన్నీ మనం కలిపేసుకున్నాం, అది వచ్చింది బాధ. ఆ కలిపేసుకుని మరింత కన్ఫ్యూజన్ తెచ్చుకున్నాం. అందుకే ఈ మాటలు వింటూ ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఏంటంటే నిజంగా స్పష్టంగా ఏ అభిప్రాయాలు లేకుండా స్వచ్ఛంగా ఏకాగ్రత కూర్చుంటే చాలా అర్థమైపోతుంది. కానీ ఇదివరకు పోగు చేసుకుని చెత్త ఒకటి ఉంది కదా చాలా లోపల, ఏది వేసుకోవాలో తెలియకుండా లోపల చాలా వేసి కూర్చోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అది అందుకు ప్రకృతి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాం కారణము అని అర్థం. కారణము పరమాత్మయే అయితే ఇక్కడ చెప్పినట్టు అనిపిస్తుంది కదా. ఈ దోషం నాది కాదు అయితే బాధరాయండి శంకరులది, వాళ్ళిద్దరిది దోషమే లేదు. వేదాంతము అతడే ప్రకృతి అంటూ ప్రతిజ్ఞతోనూ దృష్టాంతముతోనూ చెప్పిన కారణంగా బ్రహ్మమే కారణము. ఎంత అర్థంగా చూడండి, బ్రహ్మమే కారణమని వేదాంతం రెండింటితో చెప్పింది. ప్రతిజ్ఞ దృష్టాంతం, ప్రతిజ్ఞ అంటే దృఢంగా చెప్పినటువంటి మాట, ఇటు అటు సందేహం లేకుండా చెప్పినటువంటి మాట ప్రతిజ్ఞ. దృష్టాంతము అది మనకు అర్థం అవ్వడానికి చూపించిన ఉదాహరణాదులు. వీటి రెండింటితోనే మనకు బ్రహ్మమే కారణమని స్పష్టం చేసింది. అంటే ఈ మాట వల్ల మనం మరికొన్ని ఉపనిషత్ వాక్యాలు మననం చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇది కొంచెం ఆలోచించాలని. కారణం ఎందుకు చెప్పాల్సింది, ఎందుకంటే సృష్టికి కారణం ఒక్క మాటతో తేల్చేది కాదండి. కారణాలు మళ్ళీ రెండు ఉంటాయన్నారు. నిమిత్త ఉపాదాన కారణం, ఇది చర్చ. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. అంటే ఒక కుండ తయారైంది, కుండ తయారయడానికి ఉండవలసింది ఏమిటి? కుమ్మరివాడు కదా, వాడు ఉంటే చాలు పని జరిగిపోతుంది. జరిగిపోతుందా? మట్టి, చక్రం, కర్ర, జలం ఇత్యాదులన్నీ ఉండాలి. ఇవన్నీ కలిస్తే తయారైంది. అప్పుడు ఈ మట్టి మట్టి ఉపాదాన కారణం. మిగిలినవి కరణములు అంటారు చూడండి, ఇక్కడ మిగిలినవి కరణములు. కరణములు అంటే ఎక్విప్మెంట్స్ అంతే. కనుక కుండ తయారీలో కుమ్మరివాడు నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము. కనుక ప్రతిదానికి రెండు కారణాలు ఉంటాయి. అది చర్చ చేయడం కోసం ఈ సూత్రం మొదలుపెట్టాడు. ఇక్కడ వదులుతాడు అనుకున్నారా? ఈ అధ్యాయం అయిపోయిందని ప్రశాంతంగా ఊరుకుని తర్వాత వెళ్తే మరికేవో మాట్లాడి మళ్ళీ పట్టుకుంటాడు అక్కడ. ఎందుకు తెలుసా? మనం కార్యం చూస్తూ ఉంటాం కనుక మన కార్యం బాగా అలవాటైపోయింది. కార్యం అంటే మేడ్, మేకర్ కాదు, మేడ్. మన కార్యం బాగా అలవాటైపోయి కార్య జగత్తులో తిరుగుతున్నాం. కానీ కార్య జగత్తులోనే కారణముగా వ్యాపించిన పరమాత్మను చూడడం మనకు ప్రధానం గనక ఆ కారణం గురించి ఇంత చర్చ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఆయన గట్టిగా పట్టుకోవాలి మనం, సందేహం లేకుండా పట్టుకోవాలి. అందుకోసం ఇంత చర్చ. నిస్సంశయ సంశయగ్ని, మొత్తం సంశయఛేదనం ఇందులో జరగాలి. అందుకు ఈ కారణ చర్చ చాలా చేశారు ఇందులో. అసలు కారణమైన బ్రహ్మం గురించే బ్రహ్మసూత్రం అంతా అదే మాట. ఎక్కడ తిప్పినా బ్రహ్మమే. బ్రహ్మం గురించి విసుగు విసుగుపోయి ఉన్నామంటే మరేదైనా సబ్జెక్ట్ చెప్పండి అంటే అప్పుడు బ్రహ్మసూత్రాలు ఎక్కర్లేదు, మరేదైనా చూసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్టే అది. అందుకే కారణం, నిమిత్త ఉపాదాన కారణాల గురించి చాలా అద్భుతమైన చర్చ చేశాడు అయ్యా. తర్వాత తర్వాత లాజిక్, ఇంతవరకు మంత్రం చెప్తాడండి ఉపనిషత్ ప్రమాణం. వాళ్ళు లాజిక్ మాత్రమే తీసుకుంటే శాస్త్రం కాదు, లాజిక్తో చెప్తామంటే నేను లాజిక్తో చెప్తాదా అంటాడు. ఢీ అంటే ఢీ శంకరాచార్య. ఏమిటో అది, ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. నువ్వేం చెప్తావు చెప్పు, నేను పడతాను ఇంక మళ్ళీ అంటాడు. అలా ఢీ కొడతాడు. తర్వాత అధ్యాయం మనకు వస్తుంది. ఇక్కడ చర్చలో మాత్రం నిమిత్త ఉపాదాన కారణం ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిజ్ఞ వల్ల, దృష్టాంతం వల్ల. ప్రతిజ్ఞ ఏమిటయ్యా? ఇక్కడ వివరణ చూపిస్తున్నారు ప్రతిజ్ఞావాక్యాన్ని. ఏంటంటే దేనిని తెలుసుకోవడం వల్ల అన్నీ తెలుసుకున్నట్లయితుందో అతడే పరమాత్మ అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు మనం ఒక మట్టి కుండను చూసిన వెంటనే దాని కర్త ఎవడో తెలుస్తుందా అన్నాడు ఇక్కడ. తెలియదు కదా. కనుక కార్యమైనటువంటి ఒక మట్టి కుండను మనం చూసినంత మాత్రాన దాని కర్త అయినటువంటి వాడు తెలియబడతాడా? తెలియబడ్డు. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ చెప్తున్నది, కార్యమైన జగత్తును చూస్తే మన ఇక్కడ పరమాత్మను తెలుసుకోగలమా అని చెప్పడమే కాకుండా పరమాత్మనిగానే తెలుసుకోగలిగితే సర్వము తెలుసుకున్నట్టే అని మాట వచ్చిచ్చుండి. పరమాత్మగానే తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే అన్నాడు. కుమ్మరివాడు గురించి తెలుసుకున్నంత మాత్రాన కుండలన్నీ తెలిసిపోతాయా? ఇది ప్రశ్న ఇచ్చు. ఎందువల్ల? కుమ్మరి నిమిత్త కారణం మాత్రమే కానీ ఉపాదాన కారణం కాడు. వాడు దూరట్లేదు కదా కుండల్లోకి. అదే కానీ మీరు కుండను చూస్తే ఉపాదాన కారణం తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొండను తెలుసుకోవడం వల్ల మీకు ఉపాదాన కారణం ఏంటో తెలిసిపోయింది. ఏంటి? కొండ మట్టి వల్ల తయారైంది. కానీ ఏ కుమ్మరివాడు చేశారండి అది నీకు తెలియలేదు కదా. అయితే పరమాత్మని మనం తెలుసుకోవడం వల్ల ప్రపంచం తెలిసిపోయిందంటే అని ఉపాదాన కారణమా? కాదయ్యా, సృష్టి కర్త అన్నప్పుడు నిమిత్త కారణం కూడా ఆయన ఒప్పుకుంటున్నాం. కనుక నిమిత్త కారణము అతడే, ఉపాదాన కారణం అతడే. ఆయన్ని తెలుసుకోవడం వల్ల సర్వము తెలిసిపోతున్నది అనే మాట స్పష్టంగా అక్కడ చెప్పడం చేత ఈ జగత్తుకు ఉపాదాన కారణము అతడే. కర్త లేకుండా జగత్తు ఉండదు కనుక నిమిత్త కారణం ఆయనే. కనుక నిమిత్త ఉపాదాన కారణములు రెండు ఆయనే అని ఈ మొదట ఈ ప్రతిజ్ఞావాక్యంలోనే తెలియబడుతున్నది. అదేంటి? ఉత తమాదేశమప్రాక్షో ఏనా శృతం శృతం భవత్యమత మతం అవిజ్ఞాతం విజ్ఞాతం. అంటే ఒకదాన్ని తెలుసుకోవడం చేత ఇంకా తెలుసుకొనబడని సర్వము తెలిసినట్లే. చూడండి, ఇక్కడ తెలియబడని ప్రపంచం చాలా ఉందండి. రీసెర్చ్ చేయడానికి కూర్చుంటే ప్రపంచంలో సబ్జెక్ట్ ఎవడైనా పూర్తి చేయగలడా? ప్రయత్నించండి. ఒక చిన్న వస్తువు గురించి రీసెర్చ్ చేయడానికి ఒక బతుకంతా వేస్ట్ చేసి ఒక ఫిలాసఫీ తయారు, దాని మీద ఒక రీసెర్చ్, ఒక థీసెస్, పిహెచ్డీ తయారు చేస్తాడు. వాడికి ఏదో అవార్డు ఇస్తారు. తర్వాత మరెవడో బయలుదేరుతాడు, వాడు చెప్పిందంతా వేస్ట్ అని వీడికి తీసేసి చెప్తాడు, వాడికి అవార్డు. ఇంత చేసి వాడి సృష్టిలో ఉన్న ఒక చిన్న పదార్థం గురించి అంత పరిశోధన చేశాడు. ఒక ఆయన చీమల గురించి పెద్ద పుస్తకం నా సెట్. దానికోసం వాడు బతుకంతా వేస్ట్ చేశాడు. వేస్ట్ చేయలేదు, వాడంటాడు సైన్స్ కృషి చేశాను అంటాడు. ఇంత చేసి చీమ కోసం. కనుకనే ఒక చిన్న పదార్థ జగత్తు గురించి, ఎంత ఇంత విశ్వంలో ఒక పదార్థ జగత్తు గురించి బతుకంత అయిపోయింది. వాటిని ఎంత అబ్జర్వ్ చేశాడో, అవి ఎలా కాపలా కాస్తాయి, ఎలా వెళ్ళి ఆ పంచదార మెతుకులు తీసుకొస్తాయి, అవి ఎలా తింటాయి, దీని మీద ఇంత పుస్తకం వాడు ఎంత గొప్పవాడో అని మనం అనుకున్నాం, కానీ ఎంత వ్యర్థమైన జీవితం గడిపేసాడో అని అనుకోవాల్సింది. అంటే ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఏమిటి అంటే, ఇలాంటి ఒక్క చిన్న వస్తువు తెలుసుకోవడం వల్ల ప్రపంచం అంతా తెలుసుకోగలిగాడా? లేదు. కానీ పరమాత్మ గురించి తెలుసుకుంటే తెలియంది కూడా తెలిసినట్లే అన్నాడు, సర్వము తెలిసినట్టే. అందుకే సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. అన్నీ తెలిసినవాడు కాదు, అన్నీ ఆ పరమాత్మయే అని తెలిసినవాడు సర్వజ్ఞుడు అనే మాటకు అర్థం ఇది. సర్వం బ్రహ్మమే అని తెలిసినవాడు సర్వజ్ఞుడు. కానీ సృష్టిలో ఉన్న సమస్తము అని సంగీతం వచ్చండి, తర్వాత డ్యాన్సు వచ్చండి, కవిత్వం వచ్చండి, అప్పుడప్పుడు కుస్తీ పట్టు కూడా పడుతుంటాడండి, అన్నీ వచ్చండి ఆయనకి అంటే ఎంత లెక్క పెట్టినా కొన్నే అవి అన్నీ కావు. ఇక్కడ సర్వము పరమాత్మే అని తెలిసిన వాడిని సర్వజ్ఞుడు అన్నారు. అందుకే సద్గురువుల్ని సర్వజ్ఞుడు అనే పేరుతో చెప్పడం ఉన్నది. సమర్థులు సర్వజ్ఞులు అని సద్గురువుని చెప్తారు. అంటే సర్వము బ్రహ్మమే అని తెలిసిన వాడు సర్వజ్ఞుడు. అలా ఇక్కడ ఈ మాటలో ఎంత అందమైన మాట చెప్పారంటే, దేన్ని తెలుసుకోవడం చేత తెలియబడని సమస్తము కూడా తెలియబడినట్లే అని అంటారు అతడు అన్నప్పుడు, ఆయనే ఈ సర్వజగత్తు కారణం కనుక కారణ వస్తువు తెలిస్తే అన్నీ తెలిసినట్లే కదా అనే విషయం. దృష్టాంతంలో దీనికి చక్కటి మాట చూపిస్తున్నారు. ఇది ఉపనిషద్ వాక్యం మనకి ఛాందోగ్యంలో కనబడుతున్నది. యథా సోమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇది ఇక్కడ మాట చూపించారు. దీని అర్థం ఏంటంటే, రకరకాల కడవలు చేసినప్పుడు అదంతా మట్టి యొక్క స్వరూపమే. అందుకే ఇక్కడ మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం. ఒక మట్టి ముద్ద ఏమిటో తెలిస్తే నీకు ఈ కడవల్లో ఉన్నదంతా మట్టి అని తెలిసిపోయింది. అంతే కదా, ఒక మట్టి గురించి తెలుసుకుంటే ఆ మట్టి అనబడే వస్తువే, దానివల్ల తయారైనటువంటి దీపపు సమ్మె అనండి, లేకపోతే కడవ బాణ ఎన్ని పేర్లు పెట్టండి, వాటన్నిట్లో ఉన్నది మట్టి. మట్టి తప్ప ఇంకో ఎలిమెంట్ ఉందా దాంట్లో? లేదు, మొత్తం మట్టియే అని తెలిసిపోయింది. మరి కడవ ఇవన్నీ చెప్తున్నారండి అంటే అది వాచారంభణం వికారో నామధేయం. వాచారంభణం కేవలం అక్కడ నామమాత్రము చేత, వాక్కు అనడం చేతనే వికారం ఏర్పడింది. ఇది కొండ, ఇదేమో బాణ, ఇలా పేర్లు పెట్టడం చేత ఆ వికారాన్ని కనిపిస్తుంది కదా. దానిలో ఉన్నది మట్టి తప్ప మరొక వస్తువు ఉన్నదా? అంటే కార్యరూపమైన జగత్తంతా కూడా కారణముగా పరమాత్మయే వ్యాపించాడు అన్నప్పుడు, ఆయన ఉపాదాన కారణం ఆయనే అని చెప్పబడుతుంది. పైగా పోని నిమిత్త కారణం ఆయన కాదా? ఉపాదాన కారణమైతే ఆయనే నిమిత్త కారణం అనడానికి ప్రమాణం ప్రతిజ్ఞ స ఈక్షాంచక్రే స ప్రాణమసృజత ప్రశ్నోపనిషత్తులను మంత్రమితి. అలాగే స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ ఇచ్చ మంత్రములు. అంటే నేను ఈ జగత్తు నేను చేయాలనుకుంటున్నాను అనుకున్నట్టు ఆయన. అందుకే ఇక్కడ స ఈక్షాంచక్రే, ఆయన సంకల్పించాడు, ఆయన పూనుకున్నాడు. పూనుకోవడమే కాదు, అసృజత సృజించాడు అని మళ్ళీ అంటున్నారు. కనుక ఆయన సంకల్పించాడు, ఆయన సృజించాడు అన్నప్పుడు నిమిత్త కారణం అని స్పష్టంగా తెలుస్తున్నది. అలాగే కార్యజాతమైన జగత్తంతా ఆయనే వ్యాపించాడు కనుక ఆయన తెలుసుకుంటే కార్యజాతం అంతా తెలిసినట్టే అన్నాడు. మట్టి గురించి తెలిస్తే దానివల్ల తయారైన వస్తువులన్నిటి గురించి తెలిసినట్లే, దానిలో ఉన్నదంతా ఇదే అని చెప్పినట్టు. అప్పుడు ఉపాదాన కారణమైంది కనుక దృష్టాంతము ద్వారా ఇది స్పష్టమైపోయింది కదా అని ఈ రెండు విధములైన దృష్టాంతములు కాకుండా ఇంకా చాలా చాలా ఇక్కడ వివరించడం జరిగింది అని స్పష్టం చేస్తూ, దృష్టాంత ప్రతిజ్ఞల వల్ల ఆయనే కారణము అని చెప్పబడుతున్నది. అందుకే అభిద్యోపదేశాశ్చ తర్వాత సూత్రం అది. సృష్టి సంకల్పం అనేది ఆయన యొక్క విషయం గనక ఆయనే సంకల్పించి చేశాడని స్పష్టంగా ఉన్నది. సో కామయత బహుశ్యాం ప్రజాయేయ తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఇచ్చాది తాను సంకల్పించాడు అన్నప్పుడు. అదేవిధంగా తదాత్మానం స్వయం అకురుత, తైత్రీయ ఉపనిషత్తులోని మాట. తత్ ఆత్మానం స్వయం అకురుత, తనని తాను సృజించాడు, విశ్వరూపంగా వివర్తము చేశాడు. తనని తాను, తనని తాను రెండు మాటలు అక్కడ ఉన్నాయి. ఆత్మానం స్వయం, తనని తాను అని చెప్పడంలోనే తనని అన్నప్పుడు ఉపాదాన కారణం, తాను అన్నప్పుడు నిమిత్త కారణం. అక్కడ మంత్రంలోనే చెప్తున్నది బ్రహ్మము తనని తాను సృజించుకున్నాడు. తనని అన్నప్పుడు ఉపాదాన కారణం, తాను అన్నప్పుడు నిమిత్త కారణం. ఇప్పుడు చెప్పండి ఇక్కడ, కనుక జగత్తులో ఉన్న వస్తువేది మొత్తం? అది చూపించడానికి కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని భలే చమత్కారంగా చెప్పాడండి అని కాదు. ఉపాదాన నిమిత్తములు రెండు ఆయనే, బ్రహ్మము జగత్తుకు భిన్నముగా ఎక్కడో లేడు, మొత్తం వ్యాపించున్నాడు, అది బ్రహ్మమని తెలుసుకోవాలి అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. పైగా ఉపాదానమని దేన్ననాలి, దానికి చక్కటి నిర్వచనం చెప్పాడు. యద్ధి యస్మాత్ ప్రభవతి యస్మిశ్చ ప్రళీయతే తత్తస్య ఉపాదానం ప్రసిద్ధం. ఉపాదానం అని దేన్ననాలో తెలుసా? దేని నుంచి పుడుతోందో, తిరిగి దేనిలో కలిసిపోతుందో దానిని ఉపాదాన కారణం అనాలి. ఇప్పుడు చూడండి, మట్టి నుంచి కుండ పుట్టింది, తర్వాత కుండ పగిలిపోయింది, దేనిగా మిగిలిపోయింది, మట్టిలోనే అది కలిసిపోయింది కనుక అందులోంచి పుట్టి అందులోనే కలిసిపోయింది కనుక మట్టి ఉపాదాన కారణం అని అన్నావు. అలాగే సువర్ణం చక్కగా నగగా తయారు చేసాం, సృజింపబడింది, తిరిగి మళ్ళీ కరిగించేసాం, బంగారం అయిపోయింది. లయం దేనిగా అయిపోయింది, దేని నుంచి పుట్టిందో దాంట్లోకి మళ్ళీ వెళ్ళిపోయింది, అదే వస్తువులోకి వెళ్ళిపోయింది. అంతేకాని బంగారం కరిగించగానే ఇనుము అయిపోలేదు. మరి చిత్రం ఏంటి, దాని స్వస్వరూపంలోకి అది వెళ్ళిపోయింది. కనుకనే అప్పుడు నువ్వేం చెప్పావు, నగకి బంగారం ఉపాదాన కారణం అని చెప్పావు. అలాగే పరమాత్మ నుంచే కలిగి పరమాత్మలోనే పెరిగి పరమాత్మలోనే లయమవుతోంది అని కదా బ్రహ్మం గురించి చెప్తారు. అప్పుడు ఏమైంది, బ్రహ్మము ఉపాదాన కారణం, ఆయనే సంకల్పించి ఆయనే సృజించాడని చెప్పారు కనుక నిమిత్త కారణం. కనుక బ్రహ్మము ఈ విశ్వమునకు ఏ విధమైన కారణము, నిమిత్త ఉపాదాన ఉభయ కారణములు ఆయనే. అందుకే సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే ఆకాశం ప్రత్యస్తం యంతి. ఇక్కడ ఆకాశం అనేటప్పుడు నిన్న మనం చెప్పుకున్న మహదాకాశం విషయం ఇది. ఈ విధంగా ప్రస్తావన మనకి శాస్త్రము ద్వారా ప్రతిపాదించి దృష్టాంత ప్రజ్ఞలు రెండూ చూపిస్తూ బ్రహ్మమే కారణమని గీపెట్టినట్టు చెప్పింది అయ్యే ఉపనిషత్తు. నువ్వు పట్టుకో ఆ కారణస్వరూపాన్ని. అందుకే కర్తారమీశం పురుషం బ్రహ్మ యోనిం ముండకోపనిషత్తులు, యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరా భూతయోని ఝత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. ఆ యోని శబ్దము, భూతయోని అనే శబ్దము ఉపనిషత్తు అనేక చోట్ల బ్రహ్మం గురించి వాడింది. యోనిశ్చహి గీయతే, ఇది సూత్రం. ఆ సూత్రంలో ఇది చర్చ చేస్తున్నారు శంకరుడు. యోనిశ్చహి, యోని అని గానం చేసింది కదా శృతులలో అన్నారు ఇక్కడ. యోని అనే మాటకు అర్థం ఏంటంటే కారణము, ఇది అర్థము, కారణము ఆధారము అనే ఆ కారణమని చెప్పినది కదా. అందుకే పృథివీ యోని రోషధి వనస్పతీనాం అని, ఔషధి వనస్పతులంటికి పృథివీ యోని అని చెప్పినది. అంటే మనం చూస్తున్న ఔషధులు కానీ చెట్లు కానీ ఇవన్నీ యోని ఏది, పృథివీ. అలాగే సమస్త విశ్వమునకు యోని ఎవడు, పరమాత్మ. అదేవిధంగా కారణముగా వచ్చిన ఈ జగత్తులో యో యోనిం యోనిం అధితిష్ఠత్యేక అన్నాడు. సర్వ జగత్తులో ప్రతి కార్యాన్ని అధిష్ఠించినటువంటి కారణముగా ఉన్నవాడు అతడు అని ఆ యోని శబ్దము ద్వారా ఇతరే కారణమని శాస్త్రం ఇంత స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎంత సాధించాడంటే. ఇక్కడ ఎవరు సూత్రకారుడు, శంకరులని కాదు, పాదరాయణుడే ఇన్ని సూత్రములతో నొక్కి నొక్కి నొక్కి ఎన్ని రకాలను ప్రశ్నలు వేసినటువంటి సమాధానం చెప్పి బ్రహ్మమే పరమ కారణము, ఆయనే ఉపాదానము, ఆయనే నిమిత్తము. సృష్టంతా ఈశ్వరుడు చేసేడండి నూరుకుంటే నిమిత్త కారణం కాదయ్యా, సృష్టంతా ఈశ్వరుడై అయ్యున్నాడు అన్నప్పుడు ఉపాదాన కారణం. అయినప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్ అని సిద్ధించిందా లేదా, ఇంకేం కావాలి అక్కడ. సర్వమును బ్రహ్మముగా చూడడం అనేది ఇప్పుడు మనం చేతనయ్యేలా చేసుకోవాల్సిన పని మన చేతిలో. కనుక ఈ విచారణ ఎంత అందమైన విచారణ చేశాడు. ఏ తేన సర్వే వ్యాఖ్యాత వ్యాఖ్యాత హా, చివరి సూత్రం దేనికి, ఈ అధ్యాయమునికి చివరి సూత్రం. ఏ తేన సర్వే వ్యాఖ్యాత వ్యాఖ్యాత, నేను ఇప్పటి వరకు చేసిన ఈ పద్ధతి ద్వారా సర్వము కూడాను నిరూపించబడినాయి అన్నాడు. ఇక్కడ అన్నాడు వ్యాఖ్యాత సర్వము అంటే సాంఖ్యం పట్టుకుని ఏకి ఏకి నేను ప్రతిపాదించిన దీనివల్ల వాళ్ళ తోకలు పట్టుకున్న వెనకాల వాళ్ళందరి వాదములు కూడా ఖండించబడి అవన్నీ అశాస్త్రీయములని నిరూపించబడినాయి. ఇది అక్కడ వ్యాఖ్యాత వ్యాఖ్యాత అని. ఇంత తపన ఏమిటంటే బ్రహ్మము సర్వకారణమని ప్రతిపాదించడం. ఇక్కడితో పూర్తయిపోయింది మొదటి అధ్యాయం, సమన్వయాధ్యాయం. ఇప్పుడు మనం తర్వాత అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది దీన్ని విరోధ పరిహారం. ఇది దీని విరోధాధ్యాయమైన కూడా వ్యవహారం అన్నది. అంటే స్మృతులు మొదలైనటువంటివి అదేవిధంగా మనం అనుకున్న ఇతర శాస్త్రములు ఇవన్నీ కూడా ఈ బ్రహ్మ విషయములు ఉపనిషత్తులు చెప్పిన దానికి విరోధముగా ఏవైతే చెప్పున్నాయో వాటిని పరిగణించడం ఒకటి, రెండు మాకు వాటితో విరోధం లేదన్నాడు. ఇక్కడ చాలా గొప్ప ఆలోచించవలసిన విషయం ఇదండి. ఈ సాంఖ్యాదులతోనూ వాటితో మాకు విరోధం లేదన్నాడు. విరోధం ఎప్పుడు, మేము దాన్ని ప్రమాణంగా అంగీకరిస్తే విరోధం, మేము దాన్ని ప్రమాణంగా అంగీకరించి పో అన్నాడు ఇక్కడ. అందుకే అది ప్రమాణమే కాదు, ఆ ప్రమాణమే కాదు అని చెప్పడానికి కొన్ని ప్రమాణాలు చూపించాలి కదా. కనుక ఈ అధ్యాయం అంతా కూడాను వేదాంత విరుద్ధమైన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసిపారేయడమని పని పెట్టుకుంది అది. అది జరిగింది అని నేను చెప్తానే కానీ ప్రతీది తీసుకుని చెప్తూ ఉంటే నాకు మరో 2-3 సంవత్సరాలు బ్రహ్మసూత్రాలకు పట్టేటట్టున్నది. తీసుకుని తీసుకుని చెప్పండి అంటే కుదరదు అది. సమయ పరిమితి కాల పరిమితి నేను అన్ను, అవసరం లేదు ఆ చర్చ అంతా కూడా. అలాగని వదులుతామా అంటే ఎంతమేరకు అవసరం అంతమేరకు మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇసరి జగత్ ఏమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పరమేశ్వరుడికి భిన్నముగా ఉన్నదా, ఇది పరమేశ్వర స్వరూపమేనా, పరమేశ్వర స్వరూపమే అయితే మనకి ఇది పరమేశ్వరుడిగా ఎందుకు స్ఫురించడం లేదు? ఇలాంటి ప్రశ్నలు సాధకుడు వేసుకుని సాధన చేయడం కోసం ఎంత మేరకు అవసరం అంతమేరకు చెప్తున్నాం. అలాగే ఎక్కువ తర్కాలకు పోయినా ప్రమాదమే, అసలు తర్కించకపోయినా ప్రమాదమే, ప్రతిదానికి పరిమితులు ఉన్నాయి. కానీ జీవుడు తనకి ఇవ్వబడినటువంటి ఆయువులో, తనకు ఇవ్వబడిన ఆలోచనా శక్తిని, తన మేధస్సుతో తను అనుకున్న దాన్ని రుజువు చేసేందుకు మురిసిపోవడానికి కాకుండా అసలు సత్యాన్ని గ్రహించి తరించడానికి ప్రతి క్షణం వినియోగించుకోవాలి సాధనకి. సాధనకి అందుకు ఆ సాధనోద్దేశంతోనే ఇదే చెప్తున్నాం. ఆ సాధనకి మనం ఎంతకాలం ఖర్చు పెట్టాం? మనం ఖర్చు పెడుతున్న కాలంలో ఇవి వినడానికి, వీటిని ఆచరించడానికి ఎంతకాలం వినియోగిస్తున్నాం? ఇది ప్రశ్న వేసుకోండి. మన తిరుగుళ్ళు మనం అన్నీ తిరిగి సాయంత్రం పూట తిరిగి చేసుకున్న గంటన్నర విన్నంత మాత్రాన పడుతుందా? దీని వెనకాల ఎంత విచారణ జరగాలి? దీని తర్వాత ఎంత జరగాలి? దానికి సన్నద్ధమైతేనే బ్రహ్మసూత్రాలు ఇక్కడిక్కడ. కనుక ఇది ఆషామాషీ కాదు, కాలక్షేపం కాదు. పైగా బ్రహ్మసూత్రాలు కూడా భలే చెప్పేసేడు అనిపించుకోవాలని నా సరదాయు కాదు. మరి ఏది? కేవల సాధనా దృష్టి. ఎవరి సాధన కోసం ఈ తాపత్రయం? నా సాధన కోసం. మీదేం కాదు. ఇక్కడ అధ్యయనంలోకి ప్రవేశిద్దాం. ఇది స్మృత్యధికరణం అని మొదలు పెడుతున్నాడు. ఈ అధ్యాయంలో కొన్ని అందమైందమైన విషయాలు మన సాధనకు పనికొచ్చేవి చక్కగా తీసుకుంటూ వెళ్ళిపోతుందా? అయ్యా మొట్టమొదట ఒక్కడ హీరో గారిని పట్టుకుని వాడిని ముందు తీసేస్తున్నారు. అవన్నీ సాంఖ్యుణ్ణి ఇక్కడ కూడా వాడినే తీశాడు ఇక్కడ ముందు. తర్వాత ఇంకా వైశేషికులు వాళ్ళందరూ వస్తారులేండి, తార్కికులు, బౌద్ధ, జైన ఇత్యాదులు, చాలా చాలా విశేషములు. అన్నిటి గురించి సంక్షిప్తంగానే చెప్పుకుందాం. వీళ్ళు చేసిన చర్చ ముందు వాళ్ళ శాస్త్రములన్నీ తీసి ఆ శాస్త్రములు ఒక్కొక్క పాయింట్ లాగి వాటిని ఖండించుకుంటూ వెళ్ళాడు. మనకు ఆ శాస్త్రములే తెలియదు, ఇంక ఖండం ఎందుకు, బాధే లేదు. ప్రధానం మనకిక్కడ బ్రహ్మకారణం అనే భావం నిలబడితే చాలు, ఇంకేం అక్కర్లేదు. సరే ఇక్కడ సాంఖ్యము ప్రమాణముగా తీసుకోండి, మీ శాస్త్రంలోనే ఉన్నది. అది కదా నిన్న మొదలుపెట్టాం గొడవ. వాళ్ళు అంటున్నారు మీ శాస్త్రంలో ఉంది. పైగా కపిలుడు గురించి మంత్రం కూడా మీ శాస్త్రంలో కనబడుతుందయ్యా. ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రేజా నైర్భిభర్తి జాయ మానంచ పశ్యేత్ అని శ్వేతాశ్వత పరిషత్తులో ఒక మంత్రం కనిపిస్తున్నది. అంటే ఏ పరమేశ్వరుడు ఆదిలోనే కపిలుని సృజించాడో, లేదా కపిలుని ఆదిలో సృజించి ఆ తర్వాత సమస్తమును తన జ్ఞానాలతో నింపుతున్నాడో ఆ పరమేశ్వరుని చూడాలి. ఈ మంత్రం వస్తుంది. అంటే ఏ పరమేశ్వరుడు మొదట కపిలుని సృజించాడో, అంటే పరమేశ్వరుడు మొట్టమొదట కపిలుని సృజించేట. అందుకే అక్కడ చెప్పింది మా కపిలుడు గురించేనండి అన్నాడు. ఇదే అర్థం. అంటే మీ ఇంత ప్రపంచంలో మీ కపిలుడు అనబడే స్మృతి రచించిన వాడి గురించి సృజించాడా? అక్కడ కపిలుడు అంటే హిరణ్య గర్భుడు అని అర్థము. సరిగ్గా ఎక్కడ ఏ శబ్దానికి అర్థం తెలియక, అసలు చాలా వేద శబ్దాలకు కూడా సరైన అర్థం చెప్పుకోక పాశవిక అర్థాలు చెప్పుకుని భ్రష్టు పట్టించినటువంటివి. ఉదాహరణకి ఇంద్రుడు గోవుతో పర్వతమును కొట్టెను అని ఉన్నదండి, మొన్న మధ్య పట్టుకున్నాడు. అంటే మీ వాళ్ళు గోవులు తీసుకుని కొండలకి రాళ్ళకేసి కొట్టారని అక్కడ కనబడుతుంది. గోహింస వేదంలోనే ఉంది అన్నాడు పాపాత్ముడు. అలా రాసేశారు అర్థాలు. దానికి సమాధానం చెప్పాడండి మహానుభావుడు అరవిందో, స్వామి అరవింద మహర్షి అద్భుతంగా చెప్పాడు. ఏం నీకు అర్థమైంది? అక్కడ ఇంద్రుడు అంటే సూర్యశక్తి, గోవులు అంటే కిరణాలు. తన యొక్క కిరణశక్తితో ఆయన పర్వతాన్ని కూడా భేదించేటంత ప్రతాపాన్ని చూపించాడని అర్థం. ఎంత వైజ్ఞానిక రహస్యం వచ్చింది అక్కడ. దీని ప్రమాణం ఏది? వేద నిరుక్తమే. గోభీ రశ్మిభీ ఇవి అర్థం అక్కడ. కనుక శబ్దాలు ఎన్నెన్న అర్థాలు ఉన్నాయో తెలియదు. గోవన్న ప్రచోట అవే. ఇవి తెలియక గోవు గురించి చెప్పిన మాటలన్నీ పట్టుకుని ఎక్కడికెక్కడికో లాగారు. ఇప్పటికీ వేదాల్లో కూడా గోహింస ఉందంటున్న పండితులు ఉన్నారు. ఎంతో బాధాకరమైన అంశం వీళ్ళకి. ఏ పదానికి ఏ అర్థం? అన్ని ఇదే అర్థం. ఇంత గజం అంటే మేకని చెప్పినట్టుంది అక్కడ రహస్యం. ఎన్నెన్న ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలి? అదే విషయం ఇక్కడ. అది కపిలుడు అంటే మీరు అనుకున్న కపిలుడు, కపి శబ్దానికి అర్థం అంటే కపిల అంటే మహాతేజస్వరూపుడు, ఇది అర్థం. కపిలం అంటే తేజస్సు, అది హిరణ్య గర్భుడు, మహాతేజస్సు, అది ప్రధాన అర్థం ఇది. కనుక మొట్టమొదటి హిరణ్య గర్భుడు తేజోగర్భుడు అని అర్థం. తేజస్సు ఆయనలో ఉంది, ఆయన తేజస్సులో ఉన్నాడు, ఆయన హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భంజనయా మాస పూర్వం ఆ మంత్రమే కపిలుడిని మొదట సృజించాడు, తర్వాత ఆయన జ్ఞానముతో సమస్త జగత్తుని సృజించాడు అని చెప్తున్న విషయం మీ గురించి చెప్పలేదయ్యా. అక్కడ చెప్పబడుతుంది సాక్షాత్ హిరణ్య గర్భుని గురించి చెప్పినటువంటి అంశము అని స్పష్టం చేశారు శంకరు. చెప్పడమే కాదు, కపిలుడు అని మీరు చెప్తున్న ఆయన ఒక స్మృతి రచించాడు, కపిల స్మృతి. స్మృతులు మీకు ప్రమాణమే గనక ఈ కపిల స్మృతి కూడా తీసుకోండి అన్నాడు. ఇక్కడ అదొక శాస్త్రం. మీరు చూస్తే అద్భుతమైన లాజిక్, ఆర్గ్యుమెంట్. శాస్త్రానికి ఎన్ని సులక్షణాలు ఉండాలి అన్నీ ఉన్నాయండి. కపిలుడిని తక్కువ వాడుగాడు, అదే చెప్పాను. సృష్టి గురించి వివేచన చేసి ఆయన ఒక దాసదాకా తీసుకెళ్ళి అక్కడ వదిలేడు. ఆయన అక్కడ ఉన్న లోపాన్ని తీసుకుని పైదాకి తీసుకెళ్లేదు వేదాంతం. అందుకే ప్రతిదీ ఇవన్నీ దర్శనములే. దీనికి కూడా వైదిక దర్శనమనే పేరు కపిలుడు చెప్పిన దానికి. ఇది గుర్తుపెట్టుకో, వైదిక దర్శనమే అన్నారు. ఎందుకంటే కొన్ని కొన్ని వేదవాక్య ప్రమాణములతోనే వాళ్ళు ఏవో చెప్పుకున్నారు. కానీ శంకరులు అంటారు అది వేదాంత విరుద్ధమైన వచనములు చెప్పింది గనక స్మృతి ప్రమాణము కాదు అన్నాడు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వాక్యం చాలా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, స్మృతి ధర్మశాస్త్రమైన పురాణమైన ఏ శాస్త్రమైన గొప్పదే, కానీ అది వేద విరుద్ధముగా చెప్పనంత వరకు గొప్పది, అప్పుడే అది ప్రమాణము అన్నారు. అందుకే మహర్షులు ఒక చర్చ చేశారు, ఏదయ్యా ప్రమాణము? ఒక్కోసారి పురాణాలు చూస్తూ ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది నిజమేనా చెయ్యొచ్చా అనిపిస్తుంటుంది, అందులోనే పరస్పర విరుద్ధాలు కనబడతాయి. ఒకచోట చెప్తాడు ఒకటి, ఇంకోటి చోటు చెప్తాడు. ఎక్కడైతే పురాణంలో మనకు విరోధం అనిపిస్తుందో అప్పుడు స్మృతితో దాన్ని సవరించుకున్నాడు. స్మృతి అంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్ర సహాయంతో ఓహో ఇక్కడ చెప్పిందే అక్కడ ఉంటే తీసుకో, అక్కడ పరస్పర విరుద్ధములు రెండు అభిప్రాయాలు ఉంటే ధర్మశాస్త్రం తీసుకో. అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చూడు, ధర్మశాస్త్ర వచనం ప్రమాణం తీసుకుని పురాణ వచనం రెండవది ఏదైతే ఉందో దాన్ని తీసే. అలాంటివి కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇటీవలే జరిగింది ఒక చిన్న సంఘటన, పితృకార్యం చేసేటప్పుడు భస్మధారణ చేయవచ్చా? ఒక పురాణంలో చేయవచ్చు అని ఉన్నది, ఇంకో చోట చేయకూడదు. ఇప్పుడు ఏది ప్రమాణం? ధర్మశాస్త్ర ప్రమాణం. ఏ ధర్మశాస్త్రం తీసుకోవాలి? ఈ సందర్భం గురించి చెప్పిన ధర్మశాస్త్ర ప్రమాణం తీసుకోవాలి. అంతేగాని ఎక్కడో చెప్పిన మాట తీసుకొచ్చి ఇక్కడ అతికించడం కాదు. అక్కడ చెప్తాడు కూడదు అని వివరించాడు ధర్మశాస్త్రం. అప్పుడు ఏది ప్రమాణం? ధర్మశాస్త్ర ప్రమాణం. అదే ధర్మశాస్త్రంలో కూడా మళ్ళీ రెండేసి మూడేసి అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. అప్పుడు ఏది ప్రమాణం? వేదం ప్రమాణం. వేదంలో చెప్పిందే ప్రమాణం, వేదానికి పైన మరో ప్రమాణం లేదు, అన్నిటికీ పైన అదే. అందుకే వేదోఖిల ధర్మమూలం వేద ప్రమాణం. వేద విరుద్ధమైన ఏది చెప్పినా ఏ స్మృతి అయినా స్వీకరించరాదు. మీ కపిలుడు చెప్పిన స్మృతి ఏదైతే ఉన్నదో అది వేద సమ్మతము కానిది, అందుకు మేము దాన్ని పరిహరిస్తున్నాం. ఈ ప్రధానం ఇవన్నీ ఇంతవరకు తేల్చేసాం కదా, వేద సమ్మతం కాదని తేలిపోయింది కదా, కానీ పక్కన తీశారు. సరే ఇది అయిపోయిందండి, మరి యోగశాస్త్రం గురించి ఏమంటారు? ఒక్కొక్కటి పట్టుకొస్తున్నాడు, ఎందుకంటే దర్శనములండి ఇవన్నీ కూడా. కపిలుడి సాంఖ్యము, పతంజలి యోగము, యోగం గురించి చూపిస్తున్నారు. ఇది ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. కపిలుడికి పతంజలికి సామ్యం ఏమిటి, ఇతడి ప్రత్యేకత ఏమిటి, రెండు తెలుసుకోవాలి. కపిలుడు చెప్పినట్టే ప్రధానము, ఆ ప్రధానము నుంచి ఇదంతా అనే మాట అంగీకరించాడు ఎవరు? పతంజలి. అయితే కపిలుడు చెప్పనిది ఒకటి ఆయన ప్రస్తావన చేశాడు, ఈశ్వర అస్తిత్వం. అది ఒక్కటే కపిలుడి దాంట్లో అనీశ్వరం, అది ఈశ్వర అస్తిత్వం లేదు, అందుకే దాన్ని ఇంత తూర్పారపట్టాడు. శంకర భగవత్పాదులు వారి కాలంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే, ఇటు కపిలులు కపిల సాంక్షేప మేధావులకు ఒకవైపు, యోగశాస్త్ర మేధావులు ఒకవైపు, శబ్దబ్రహ్మవాదులు మరొక వైపు, ఇంకోవైపు వైశేషికవాదులు పరమాణువాదులు వాళ్ళు మరొక వైపు, వీళ్ళందరూ బయలుదేరిపోయి బ్రహ్మ యొక్క అస్తిత్వ విషయంలోనే కన్ఫ్యూజన్ తయారు చేశారు. అది కొందరు ఈశ్వరవాదులు కూడా ఈశ్వర అస్తిత్వం ఒప్పుకుంటూనే ప్రకృతికి స్వతంత్రత అంతా అంటగట్టారు. ప్రకృతికి స్వతంత్రత లేదు అంటుంది వేదాంతం. ప్రకృతి స్వతంత్రత అంతగట్టిన వాళ్ళల్లో సాంఖ్యులు యోగులు కూడా ఉన్నారు. ఇక్కడ యోగులు అనేది జ్ఞానుల విషయంలో అర్థం కాదు. యోగశాస్త్రం పతంజలి యోగశాస్త్ర ప్రకారంగా ప్రధానమునకు స్వతంత్రత అంటగట్టిన వాళ్ళలో ఈయన ఒకడే కనుక రెండూ ప్రమాణం కాదన్నాడు చరణి. యోగశాస్త్రాన్ని వేదాంతం ప్రమాణంగా తీసుకోలేదు అనగానే ఇప్పుడు యోగా క్లాసులు అనేది అభినేస్తాయి వేదాంతం ప్రకారంగా. ఎందుకంటే మనకు తెలిసిన యోగాలు ఏంటో చెప్పుకున్నాం కదా, ఆసనము ప్రాణాయామం ఇదే, అదే పెద్ద యోగం అనుకుని ఓహో గోల గోల పెట్టేస్తున్నారు. అందుకు గత ప్రవచనంలో చెప్పుకున్నాం ఇది, యమనియమాలకు ఎప్పుడో పోయే అవి ఎలగులేవు, యమనియమ పోయే ఆసన ప్రాణాయామం పెట్టాం. ఆ తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అసలు లేవు. అష్టాంగ యోగంలో రెండు ముక్కలు లాగేసుకుని వికలాంగుల్లో తిరుగుతున్నారు ఇప్పుడు యోగులందరూ కూడా. వికలాంగమే తప్ప పూర్ణాంగం లేదు అక్కడ, ఇంకేం బాధ అండి చెప్పండి. అయితే మఠం వేయడం కూడా చేత కాని జాతులకి, కాళ్ళు వేలాడుచుకునే జాతులకి మఠం వేయడం కూడా విడ్డూరం కనుక ఈ ఆసన ప్రాణాయామాలే మహావిద్యులను వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు మెచ్చుకున్నారు కనుక డాలర్ దొరుకుతాయి కనుక వీళ్ళు యోగా క్లాసెస్ మొదలు పెట్టేశారు. ఇక్కడ వాళ్ళు జ్ఞానులను వీరంటాడు, నేను జ్ఞానులను వాడు అనుకుంటాడు, అది ఒకటి వచ్చింది బాధ. అదే యోగ విద్యను భ్రమిస్తారు వీళ్ళు. కనుక నేను రోజు యోగా చేస్తున్నానండి, ఇది ప్రాక్టీస్. ఆత్మవిచారణ లేదు, పాప ప్రక్షాళన కోసం చేయవలసిన జపతప సంధ్యావందన అది క్రియల్లో అన్నీ పక్కన పెట్టేసి పొద్దున నిక్కర్లేసి కూర్చుని యోగా చేస్తున్నా అది చేస్తున్నా, ఏం కర్మ అండి అక్కడ, అవేం పాపం పోగడదా ఏమిటి? అలాగని యోగశాస్త్రాన్ని మనం తిరస్కరించామని కాదు, శంకరులు చాలా పదునుగా, శంకరులు గొప్పతనం ఏంటంటే ఏ జ్ఞానాన్ని తిరస్కరించరు అది బాగా తెలుసుకోండి. తిరస్కరించేటట్టయితే ఇంత చర్చ ఎందుకండి? దానిలో ఆనుపానులు జాగ్రత్తగా తీసుకుంటూ అసలు సిద్ధాంతానికి ఎసరు పెట్టకుండా ఏది అవసరమో అది తీసుకుంటూ మిగిలిన పక్కన తీసేయాలి. ఇది చాలా అవసరం. ఆ వివేచన శంకరులు చాలా జాగ్రత్తగా చేస్తారు. అందుకే ఏతేన యోగ ప్రత్యుక్త, దాన్ని ఎలాగైతే మేము తీసిపారేసామో దీన్ని అలాగే తీసిపారేస్తున్నాను ఇక్కడ. ప్రత్యుక్త అంటే నిరాకరించుట. ఇంకా దానికి ఎలాగైతే శాస్త్ర వేదాంత శాస్త్ర ప్రమాణము లేదు అని నిరాకరించామో దీన్ని నిరాకరించాము అన్నారు ఇక్కడ. అనగానే మనం కొంచెం పట్టుకోవాలి కదా, ఇక్కడ చాలా చక్కటి చర్చ చేశారు శంకరులు. మనం మళ్ళీ ఏదో తెచ్చుకుని అన్వయించుకోకర్లేదు. అయ్యా, మీరు ఇలా అంటున్నారు కానీ మీ వేదాంతం కూడా సాంఖ్యము యోగము అవసరము అని చెప్పిన మంత్రములు ఉన్నాయి, వేదాంతంలో ఉంది. అటువంటిప్పుడు మీరు సాంఖ్యము యోగము అక్కర్లేదని ఎందుకు అంటున్నారు? ఇక్కడ పట్టుకోవాలండి. ఇది ఈ చర్చ కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అనేకం లేనటువంటి సందేహాలు మనకు పోతాయి. ఇక్కడ వివరిస్తున్నారు, సాంఖ్య యోగౌహి పరమపురుషార్థ సాధనత్వేన లోకే ప్రఖ్యాతవు శిష్టైశ్చ పరిగృహీతవు అన్నారు. ఇక్కడ సాంఖ్యము యోగము ఈ రెండూ కూడా పరమపురుషార్థం పొందడం కోసం. పరమపురుషార్థం అంటే అన్నిటికీ మించిన పురుషార్థం, ధర్మార్థ కామ ఆది. పరమపురుషార్థ సాధనగా లోకమునందు శిష్టులు సాంఖ్యాన్ని యోగాన్ని స్వీకరించారు కదా అన్నారు. శిష్టులు అంటే శాస్త్రసమ్మతంగా జీవించేవారు. ఇది అర్థం చేసుకుంటే చాలు, శాస్త్రసమ్మతమైన జీవన సరళి కలిగిన వాళ్ళు శిష్టులు, ఉత్తములు. ఉత్తములు సాంఖ్యయోగాల్ని పనికొస్తుంది మన పరమపురుషార్థ సాధనగా స్వీకరించారు కదా. పైగా ఉపనిషత్తుము కూడా చెప్తోంది, తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైహి అనేటువంటి మంత్రం. దాని అర్థం ఏంటంటే సాంఖ్యయోగముల చేత పొందబడేటువంటి దేవుని గ్రహించిన వాడు సర్వపాపముల నుంచి విముక్తుడవుతున్నాడు. అంటే సాంఖ్యము చేత యోగము చేత పరమాత్మను తెలుసుకున్నవాడు సర్వపాపముల నుంచి విముక్తుడవుతున్నాడు, అంటే ముక్తి లభిస్తోంది అని సాంఖ్యము యోగము మోక్ష సాధనగా చెప్పారు. ఎవరు? ఏ ఉపనిషత్తు అయితే మీరు ప్రమాణం కాదన్నారో, మా విషయంలో ప్రమాణం కాదు చెప్పారో, అదే చెప్తుంది ఇక్కడ. అంతేకాదు అప్పుడు ఈయన అన్నారు, నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఉపనిషత్తుల్లో అనేక చోట్ల యోగము గురించి ప్రస్తావన కనబడుతోంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, కఠోపనిషత్తు ఇచ్చాదని ప్రమాణం చూపిస్తున్నాడు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, దాని గురించే ధ్యానము చెయ్యు మననం చెయ్యు అని చెప్పినప్పుడు అది యోగమే కదా. త్రిరున్నతం స్థాస్య సమం శరీరం, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో యోగం చెప్పాడు. త్రిరున్నతం స్థాస్య సమం శరీరం, నీ శరీరమును త్రిరున్నతము చేయు, అంటే మూడింటిని సమముగా పెట్టి నిటారుగా ఉంచు అన్నాడు. మూడింటిని అన్నప్పుడు ఆ త్రిరున్నతం అనే మాటకి స్పష్టమైన విషయం మనకున్నది, వక్షస్థలము కంఠము శిరస్సు. ఈ మూడింటిని తిన్నగా ఉంచి అన్నప్పుడు యోగమే కదా అక్కడ చెప్పాడు. ఏది మీ ఉపనిషత్తులు మరి యోగం అక్కర్లేదంటున్నారేంటి? పతంజలి మాత్రం ఇంకేం చెప్పాడు? అదే కదండి స్థిర సుఖమాసనం ఇచ్చాది మాటలన్నింటిలో అదే వివరించారు కదా, చాలా చక్కటి మాట. అంతేకాదు జగద్గురువు భగవద్గీతలోనే చెప్తున్నాడు, సమానన శిరోగ్రీవ ఇచ్చాది ఆత్మ సంయమ యోగం అంతా వివరిస్తున్నది అక్కడే కదా. దాని గురించి మరి అక్కడ యోగం చెప్పబడలేదా? మరి మీరు యోగం నిరాకరిస్తున్నారేమిటి అంటే, ఎంత అందమైన మాట చెప్తున్నానంటే, వేద నిరపేక్షేణ యోగమర్గేణ వా నిశ్రేయసం అధిగమ్యత ఇది. నేను చెప్తున్నది వేదము అంగీకరించిన యోగము చేత మాత్రమే తరించుతారు అని చెప్తున్నాను. ఇక్కడ వేద విరుద్ధమైన యోగం గురించి నేను మాట్లాడట్లేదు. అందుకే పతంజలి చెప్పిన యోగములో కూడా వేద సమ్మతంగా ఏం చెప్పాడో వాటిని మేము స్వీకరిస్తాం అంటే తీసివారేళ్ళొచ్చారండి. ఇక్కడ వాటిని మేము స్వీకరిస్తాం, ఎందుకంటే పతంజలి వేద సమ్మతంగా చెప్పినటువంటి అనేక అంశములు ఇప్పుడు త్రిరున్నతం అనేది అక్కడ వివరించబడింది, దాన్ని మేము స్వీకరించాం. అదేవిధంగా పరివ్రాట్టు ఎలా ఉండాలో ఉపనిషత్తు చెప్పినటువంటి, అథ పరివ్రాట్ వివర్ణ వాసాముండో పరిగ్రహ, పరివ్రాట్ లక్షణములు ఉపనిషత్తు చెప్పినది ఈ మహానుభావుడు వివరించాడు పతంజలి, అది మేము స్వీకరిస్తున్నాం. ఎందుకు స్వీకరిస్తున్నాం? పతంజలి చెప్పాడని కాదు, ఉపనిషత్తు చెప్పింది ఆయన చెప్పాడు కనుక అక్కడి వరకు. ఎంత అందమైన అన్వయం చూడండి ఇక్కడ. కానీ ఉపనిషత్తుల్లో ఏ యోగం చెప్పాడు అది, కానీ ఉపనిషత్తుల్లో చెప్పిన సాంఖ్యము యోగము అనగా కపిలుడు చెప్పిన స్మృతో లేక పతంజలి చెప్పిన శాస్త్రము అని అర్థంతో చెప్పలేదు అక్కడ. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఆ మాటకు వస్తే భగవద్గీతలో రెండవ అధ్యాయం పేరు సాంఖ్య యోగం. మరి కపిలుడు చెప్పిన యోగం అది ఉపనిషత్ యోగం, అసలు రెండో అధ్యాయమే పరిపూర్ణం, సాంఖ్యమంతా మొత్తం ఉపనిషత్తే. అది అర్థం చేసుకోవడం కోసం తర్వాత 16 అధ్యాయాలు వచ్చాను మనం, ఆ యోగం చెప్పినప్పుడు కొన్ని రోజులు చెప్పుకున్నాం ఇక్కడ, మీ అందరికి గుర్తుంటుంది ఇదే వేదికపై. కనుకనే సాంఖ్యం అనే మాట అక్కడ దేని ఉద్దేశంతో చెప్పాడు ఇక్కడ. అందుకే సాంఖ్యము యోగము అనే మాట ఏ ఉద్దేశం అక్కడ చెప్పబడిందంటే, జ్ఞానం ధ్యానంచ సాంఖ్యయోగ శబ్దాభ్యాం అభిలభ్యతే. సాంఖ్యము యోగము అంటే జ్ఞానము ధ్యానము, ఇది అర్థంలో తీసుకోవాలి. కనుక ఉపనిషత్తు కూడా ధ్యానాన్ని యోగాన్ని సమ్మతించింది. తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం అనేటువంటి మాటకి ఇది మాత్రమే అర్థము సుమా. అంతేగాని కేవలం తర్కముతోని కేవల అనుమానాలతోనే చెప్పే శాస్త్రములు ప్రమాణము కాదు, శృతి సమ్మతంగా కనుక యుక్తితో చమత్కారంతో వినగానే బాగుందే అని మనకు అనిపించేటట్టు రాసిన పుస్తకములు మనకు ప్రమాణము కాదన్నాడు ఇక్కడ. శంకరులు చాలా గట్టిగా చెప్తారండి. మన బుద్ధి అనగా ఎంత అది బాగుంది అనిపించడానికి. వాడు రాస్తాడు అది మనం చదువుతాం, చాలా లాజికల్గా ఉందండి, చాలా కన్విన్సింగ్గా ఉందండి. తమరికి లాజికల్గా కన్విన్సింగ్ అనిపించడానికి తమకి లాజికల్ శక్తి ఎంత ఉందండి, తమ బుద్ధి అనగా ఎంత. కనుకనే అక్కడ ఈ తర్కాలతో వాడితో లాభం లేదయ్యా అని గట్టిగానే చెప్పాడు. ఇక్కడ అలా వివరించి పైగా మీరే తర్కంతో చేయాలని మీ శాస్త్రం చెప్తోంది కదయ్యా, వాడు తర్కం ఎందుకు అక్కర్లేదంటావు, తర్కంతో కొంచెం ఆలోచిద్దామా, బ్రహ్మం కారణం కాదని నేను నిరూపిస్తాను ఈ జగత్తు అంటున్నాడు ఇక్కడ పూర్వపక్షి. ఇంకా వాడిని కూర్చోబెట్టి ఇక్కడ వివరిస్తున్నారు. నవిలక్షణత్వాదస్య తథాత్వంచ శబ్దాత్, దీని విలక్షణత్వాధికరణము అని అంటారు. బ్రహ్మము జగత్తు కదా ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్నది, జగత్తుకు ఆయనే నిమిత్త ఉపాదాన కారణం అన్నాడు కదా అక్కడ. సరే మీరు అన్నారయ్యా, బ్రహ్మము కంటే జగత్తు విలక్షణముగా ఉందా లేదా, ఇక్కడ పట్టుకోవాలి, ఉందా లేదా. బ్రహ్మము నామరూపరహితము, జగత్తు నామరూప సహితము, బ్రహ్మము శోక దుఃఖ సుఖ ద్వంద్వాలకు అతీతము, జగత్తు అవన్నిటితో ఉన్నది, కానీ విలక్షణత్వం కనిపిస్తోంది. ఈ విలక్షణత్వం కనిపిస్తూ ఉన్నప్పుడు ఎలా అంగీకరించమంటావు అన్నాడు. ఎందుకంటే ఆయనే నిమిత్త కారణ ఉపాదాన కారణమైనప్పుడు శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి నామరూపరహితమైన తత్వం నుంచి శుద్ధము కానిది నిర్మలము కానిది నామరూప సహితమైన జగత్తు ఎలా వచ్చింది, ఇది ఒక పెద్ద ప్రశ్న. పైగా చేతనుడాయన జగత్ అచేతనం, చేతనత్వం నుంచి అచేతనత్వం ఎలా వచ్చింది, ఇది పెద్ద ప్రశ్న. అచేతనత్వం నుంచి అచేతనత్వం వచ్చిందంటే పర్వాలేదు, కానీ చేతనత్వం నుంచి అచేతనత్వం ఎలా వచ్చింది, ఇవన్నీ మంచి ప్రశ్నలే కదండి. దాని గురించి వివరించితే అప్పుడు అద్భుతంగా చెప్తాను, చేతనత్వం నుంచి అచేతనత్వం రాకూడదా, రావచ్చు. దీనికి దృష్టాంతము చూపిస్తా, ప్రమాణములు చూపిస్తా. దృశ్యతే హి లోకే చేతనత్వేన ప్రసిద్ధేభ్యః పురుషాదిభ్యః విలక్షణానాం కేశనఖాదీనాం ఉత్పత్తి అచేతనత్వచ ప్రసిద్ధేభ్యః గోమయాదిభ్యః వృశ్చికాదీనాం అన్నాడు. ఇక్కడ గొప్ప మాట, చేతనము నుంచి అచేతనము రాదు, అర్థమవుతున్నది కదా. జగత్తు కార్యమంతా అచేతనమని ఒప్పుకుంటే చేతనుడైన పరమాత్మ నుంచి వచ్చింది అంటే చేతన నుంచి అచేతనం ఎలా వస్తుంది, ఒక చేతన వస్తువు నుంచి అచేతనం ఎలా వస్తుంది, చైతన్యం నుంచి జడం ఎలా వస్తుంది, చైతన్యం నుంచి జడము, జడము నుంచి చైతన్యము రావనడానికి లేదయ్యా. చూడు, పురుషుడు చైతన్యమయుడే కదా, వాళ్ళలో చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యమైన పురుషుడికి జడమైన కేశములు నఖములు రావట్లేదా అని అడిగినంత చక్కగా. కేశములు నఖములు జడములే కదా, అవి రావట్లేదు. అలాగే అచేతనత్వేన ప్రసిద్ధేభ్యః గోమయాదిభ్యః ఆవు పేడ మొదలైనటువంటి అచేతనముల నుంచి చేతనత్వములైన వృశ్చికాదులు రావట్లేదా, రకరకాల పురుగులు క్రిములు అందు నుంచి పుట్టట్లేదు. మరి పుడుతూ ఉన్నప్పుడు చేతన నుంచి అచేతనం రాదు నువ్వు ఎలా అంటావు, రావచ్చు. అసలు చేతనత్వం అనేదే లేకపోతే అచేతనమైన ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నది, గొప్ప మాట. ఇక్కడ ఆ విషయాన్ని చూపిస్తూ ఒక్కడు గుర్తుపెట్టుకో, బ్రహ్మ నుంచి తయారైనటువంటి అచేతనం అనేది నువ్వు ఉపాధి విషయంగా అచేతనం అని అంటున్నావు, కానీ ఈ ఉపాధిగా గోచరించడానికి కారణమైనటువంటి ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఆ బ్రహ్మమే కదా. కనుక కార్యరూపమైన అచేతన జగత్తుగా నువ్వు భావించే దాంట్లో చైతన్యమనే చిదంశగా వ్యాపించి ఉన్నవాడు భగవానుడే గనక అచేతనమైన జగత్తుని ఎక్కడుందయ్యా అని అడుగుత. సర్వ జగత్తులో ఆయనే చైతన్యాత్మంగా వ్యాపించినప్పుడు ఇంకా ఆయన నుంచి అచేతనం వచ్చింది నువ్వు ఎలా అంటావు, ఎలా అంటే బ్రహ్మణోపి తర్హి సత్తాలక్షణ స్వభావ ఆకాశాదిషు అనువర్తమానో దృశ్యతే. సత్తా లక్షణ స్వభావ, మనం గతంలో అనేక మార్లు చర్చ చేసాం, భగవద్గీత చెప్పినప్పుడు చర్చ చేశాం, ఆ తర్వాత ఇతర పురాణ భాగములు తీసుకున్నప్పుడు చర్చ చేశాం. ఇక్కడ పట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఈ సత్తా స్ఫురత్తా గురించి చాలా చింతన చేశాం. సత్తా అంటే కేవలం ఉనికి మాత్రం, ఉనికి సత్తా స్ఫురణ ఈ రెండే కదా, ఇది సత్తు చిత్తు. సత్తు చిత్తుగా సర్వ జగత్తులు ఆయన వ్యాపించి ఉన్నాడు, మరి ఆయన లేనిది ఎక్కడ. కనుక ఆయన ఈ సర్వ జగత్తు ఎందు ఉపాదాన కారణముగా వ్యాపించాడని అర్థమేంటి, అక్కడ ఉపాదాన కారణముగా సత్తు చిత్తుగా ఉన్నాడు అక్కడ. ఇక నువ్వు అనేటువంటి కార్యభేదములు వాచారంభణం వికారోనామధేయం అన్నట్లే చెప్పబడుతున్నది. కానీ సత్తుచిత్తుగా ఆయనే వ్యాపించి జగత్తంతా ఉన్నప్పుడు జగత్తుకు విలక్షణం అనే మాట దేనివల్ల వచ్చింది, ఉపాధిగతమైన దృష్టితో చూసినప్పుడు విలక్షణం అన్నావు, కానీ చైతన్యంగా దీని అందే వ్యాపించి ఉన్నాడు గనక అది అభిన్నమైనటువంటి. అందుకే పరమాత్మని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు, ఒట్టి నిమిత్త ఉపాదాన కారణం కదయ్యా, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు, తెలిపేంది కదా అన్నాడు. ఇంకా తర్వాత ఇంకా గట్టిగా పట్టుకుని తెలుస్తాడు లేండి, ప్రస్తుతానికి పక్కన మన దోషాడు ఈ విధంగా ఇలా వివరించి నువ్వు తర్కంతో తెలుసుకుంటాను అంటున్నావు, కానీ మేము తర్కాన్ని ఎంతవరకు సమ్మతిస్తామంటే శాస్త్ర సమ్మతమైన శృతి సమ్మతమైన తర్కాన్ని మాత్రమే స్వీకరిస్తాం. బ్రహ్మ విచారణకు ఉపయోగపడే శృతి సమ్మతమైన తర్కాన్ని స్వీకరిస్తాం తప్ప బ్రహ్మ విచారణ నుంచి పతనం చేసే శృతి విరుద్ధ తర్కాన్ని స్వీకరించము. తర్కం కావాలి, ఊరికి మూఢంగా వెళ్ళిపోవాలి మనం, కానీ తర్కానికి కూడా పరిమితులు ఉన్నాయి అన్నాడు. ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి లాజిక్ కూడా. ఆ మాటకు వస్తే మీరు పట్టుకున్న సాంఖ్యంలో మీ సిద్ధాంతంలోనే స్వచోవ్యాఘాతం ఉంది, మీ మాటల్లోనే మీకు దోషాలు ఉన్నాయి. ఏంటో చూపిస్తాను, ఇంత లిస్ట్ ఇచ్చాడు ఆయన. సాంఖ్యులు చెప్పిన సత్యములు అనుకునే వాటన్నింటిలో వాళ్ళలోనే లోపాలు వాళ్ళలోంచి తీయించి చూపించాడు మహానుభావుడు, అది వేరే విషయం. ఇప్పుడు చూపిస్తున్నాడు తర్కముతో పరమాత్మను తెలుసుకోలేవు అని మా ఉపనిషత్తి చెప్తున్నటువంటి అంశాన్ని గ్రహించండి అనే విషయం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరొక సూత్రంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ సూత్రంలో మరింత చక్కగా వివరిస్తాడు తర్కం అనేదాన్ని స్వీకరించరాదు అనే అంశాన్ని. నైషా తర్కేణ మతి రాపనీయా ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ అనే మాట. అంటే బ్రహ్మము గురించిన జ్ఞానము తర్కము చేత పొందదగినది కాదు అని. ఓ ప్రియతముడా, ఇది బ్రహ్మవేత్తైన ఆచార్యునితై పొంది ఆ శ్రద్ధతో సాధించవలసిందే తప్ప తర్కముతో కాదు అనే విషయం ఉపనిషత్తులోనే చెప్పబడింది. మరి తర్కము అంటే శృతిమతస్తర్కోను సంధీయత, శృతిమతం ఉండాలి సుమా. మేము తర్కము చెయ్యు అని అన్నాం, ఎందుకు మననం అంటే తర్కం లేనిది మనం ఎలా అవుతుంది? మననం అనే మాటకు అర్థమేంటో తెలుసా? యుక్తిభి అనుచింతనం మననం, యుక్తులతో కూడిన నిరంతర చింతన అన్నాడు. శాస్త్రం ఒక వాక్యం చెప్పింది, నీ బుద్ధిశక్తితో దాన్ని అనుచింతనం నిరంతరం చింతన చేస్తే దాని పేరు మననము. యుక్తిభి అనుచింతనం మననం. మరి యుక్తిభి అంటే తర్కాలే కదా అని మీరు మధ్యలో ప్రవేశించారు. మేమేదో యుక్తులతో మననం చేయండి అన్నామని చెప్పి అది మిషగా తీసుకుని నానేన మిషేన శుష్క తర్కస్యాత్ర ఆత్మలాభ. మేము తర్కము చేయండి అని చెప్పేమని శుష్క తర్కములు పట్టుకొచ్చి మీరు ఆత్మలాభం పొందుదామనుకుంటే లాభం లేదు సుమా. కనుకనే శాస్త్ర సమ్మతమైన తర్కము తర్క ప్రతిష్టానాత్ అనేటువంటి ప్రధానమైన మరొక సూత్రంలోకి వస్తున్నాం. ఇక్కడ తర్కము అప్రతిష్టానము అనే మాటను ప్రతిపాదన చేస్తున్నాడు. అంటే తర్కము నిలబడదు. ఒక మహానుభావుడు తన బుద్ధి చమత్కారంతో తర్కాన్ని ప్రతిపాదన చేస్తే దానిపైన మరొక మహానుభావుడు తీసిపారేస్తూ ఉంటాడు, వీడిని వాడు తీసిపారేస్తుంటాడు. కనుక ఏం నిలబడుతుంది ఆ తర్కం అని వివరించి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ దృష్టాంత భావాత్, ఈ కార్యకారణ విషయంలో కూడా దృష్టాంత భాగములు కొన్ని చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.